కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 6వ అధ్యాయము. సర్వము సచ్చితానందమయం, ఉనికి అర్కానుభూతిల నిర్మితం. నిదాఘ మునీంద్రుడు, హే మహాత్మన్, ఇక్కడ శబ్దస్పశరుపరస్గంధముల రూపంగా ఘనీభూతమై కనిపిస్తూ అనేక సంఘటనలకు, సంబంధానుబంధ బాంధవ్యములకు, భావనభావములకు స్థానభూతమై ఆలవాలమై కనిపిస్తున్న ఈ జగత్తు యొక్క వాస్తవ రూపము ఏమిటి? ఇదంతా ఎక్కడ నుండి బయల్వెడలుచున్నది? ఎట్లా ఇక్కడ మనకు ఎదురుగా సిద్ధించినదే ఉంటోంది? ఇద్దాని అసలు రూపము ఏమై ఉన్నది? ఇద్దానికి నాశనము ఉన్నదా? ఈ విశేషాలు వివరించండి. ఋభు మహర్షి ఆత్మకు కేవల సంబంధమైనట్టి 3 విశిష్ట లక్షణములు శాస్త్రములచే విశదీకరించబడుచున్నాయి. సచ్చిదానందము, సచ్చిత్ ఆనందము, పరబ్రహ్మతత్వము, బ్రహ్మము. 1. సత్వునికి నేను ఉన్నాను అను సంభావన, సద్భావన. 2. చిత్ ఎరుక, ఎరుగువాడు, ఎరుగబడినది ల రూపమై ఉన్నట్టిది. ఆ రెండికి ఏర్పడి ఉండు సంబంధము చిద్భావన. 3. ఆనందము, అభిప్రాయము, అనుభూతి, వినోదముల కలయికతో కూడిన ఆనందభావన. ఈ 3 ఏకమగుచోటే ఆత్మానుభూతిత్వము పొందుచున్నది. అందుచేత జగత్తున్నది, అందులోని సర్వ విశేషములతో సహా సచ్చిదానంద రూపమే అని ఎరిగి ఉండుము. సర్వము అద్వైతమగు సచ్చిదానందమే, అది అవ్యయమైనది. ఏ విధంగా అక్షరములతో ఒకడు అనేక రచనలు రచించినా కూడా అక్షరములకు పెరుగుదల తరుగుదల ఉండదో, సచ్చిదానందము కూడా అట్లాగే అక్షరము, క్షరము లేనిది. జగత్తుల ఉత్పత్తిలేములతో కూడుండి కూడా స్వప్నద్రష్ట స్వప్నముల వలె సచ్చితానందాత్మ సర్వదా యథాతథము. జగత్తు అనబడేది నీ యొక్క సచ్చిదానందరూపమే. నేను కూడా నీ యొక్క సచ్చిదానందమునే. నీవు నాకు అదియే. ఆత్మాకాశము అననది కూడా సచ్చిదానందమే. అట్లాగే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాటి సంఘాతమగు అంతర్బహిర్ రంగములు, మరొకప్పటి వాటి విఘాతములు కూడా సచ్చిదానందమే. విషయములు, గుణములు, అనుభూతులు, అనుభవములు అన్నీ కూడా సచ్చిదానందమే. ఓ నిదాఘమహాశయ, సచ్చిదానందరూప పరబ్రహ్మమునకు వేరుగా నీవుగాని, నేనుగాని, సర్వలోకజీవులు, లోకపాలకులగు దేవతలు, త్రిమూర్తులు మొదలైనవి గానీ లేవు. అక్షరములకు పదములు, వాక్యములు మొదలైనవి వేరు కానట్లు ఈ కనబడేదంతా అక్షరపరబ్రహ్మమే. పరబ్రహ్మమునకు వేరుగా జడమైనది లేదు, చేతనమైనది లేదు. ఇదంతా సచ్చితానంద సంయోగమే. ప్రతి ఒక్కరి యొక్క, ప్రతి ఒక్కటి యొక్క ఆదిమధ్యమంతము, ప్రతి ఒక్కటి యొక్క సత్ ఉనికి స్థానము అలంకరించబడినదైయున్న చోటు స్థానము అంతా సచ్చిత్ ఆత్మకమగు అక్షర పరబ్రహ్మమే. భావనారూపములగు సుఖదోహకములు లేనిది ఉన్నట్లు ఉన్నది, లేనట్లు అనిపించు తత్వమగు మాయ, ప్రకృతి, ఇవన్నీ సచ్చిదానంద బ్రహ్మమునకు వేరు కాదు. పరబ్రహ్మమునకు వేరుగా దేహము లేదు, ముఖము లేదు, ఘ్రాణము, ముక్కువాసన లేదు, నాలుక, రుచి లేదు, దవడ లేదు, దంతములు, పళ్ళు లేవు, పెదెమలు లేవు, లలాటము, ఫర్ఫెస్ లేదు, ఉచ్ఛవాసనిశ్వాసములు లేవు, శరీరములో నిస్వేదము, చెమట, బొమికలు, మాంసము, రక్తము, మూత్రము ఇవన్నీ ఉనికియర్కన్నుభూతుల కలయిక రూపములే. దూరము దగ్గర అంగములు, ఉదరమునుదురు స్థానము, హస్తపాదముల చలనము, శాస్త్రములు, శాసనము, వేత్త, ఎరుగుచున్నవాడు, వేదనము, ఎరుగుట, వేద్యము, ఎరుగబడుచున్నది అంతా సచ్చిత్ ఆనందమే. జాగ్రత్ స్వప్న సుషుప్తులు, అందులోని ద్రష్టదర్శన దృశ్యములు, తురియము, ఇవన్నీ పరబ్రహ్మమునకు వేరు కాదు. తురియాతీతము కూడా బ్రహ్మమునకు వేరే లేదు. బ్రహ్మమునకు వేరుగా ఆధ్యాత్మికము లేదు, ఆధిభౌతికము లేదు, ఆధిదేవికము లేదు. విశ్వుడు జాగ్రత్ను ఆస్వాదించు పురుషకారము, తేజస్సుడు స్వప్నము ఆస్వాదించు పురుషకారము, ప్రాజ్ఞుడు సుషుప్తిని ఆస్వాదించు పురుషకారము, విరాట్ పురుషుడు ఈ భౌతిక విశ్వమంతా తన శరీరముగా భావించు పురుషకారము, సూత్రాత్మ సర్వజీవులలో సమస్వరూపమైన అంతర్యామి ఈశ్వరుడు సర్వజీవుల రూపముగా విస్తరించుచున్నవాడు, వేద ప్రవచిత క్రియలు వాటి వలన లాభములు నష్టములు అంతా సచ్చిత్ ఆనందరూపమగు బ్రహ్మమునకు ఏమాత్రము వేరు కాదు. అనేక ఆకారములు గల బంగారు ఆభరణములన్నీ బంగారమునకు వేరు కాదు కదా. ఇక్కడ త్యాజ్యము త్యజించబడేది, గ్రాహ్యము గ్రహించబడేది, దుష్యము దూషించబడినది, పూజ్యము అనుభవించతగనది అనుభవించతగనిది, మేధ్యం మేధ్యములు తిననది త్రాగునది, కష్టము సుఖము కాలము దేశము దేశభాషలు ఇవన్నీ పరబ్రహ్మమునకు వేరు కాదు, సచ్చిదానందరూపమే. ఈ కనబడే సర్వము కూడా బ్రహ్మమే. భయము ద్వైతము, ద్వైతభయము అద్వైతమభయము, వృక్షములు గడ్డిపోచలు పర్వతాలు బ్రహ్మమునకు వేరులేదు. స్వప్నంలో కనిపించేదేదైనా స్వప్నద్రష్ట స్వకీయ స్వప్న చైతన్యమునకు వేరు కాదు కదా. ఇది అంతే, అంతా సచ్చిదానందమే. ఉనికి ఎరుక అనుభూతిల ఏకరూపమే. ధ్యానము యోగము సిద్ధి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనబడే చాతుర్వర్ణ్యములు పక్షులు మూగములు వస్త్రములు కామక్రోధలోభమోహం దమాత్సర్యములు స్త్రీలు పురుషులు శూద్రులు పిల్లలు భక్ష్యభోజ్యలేహ్యచోష్యములు ఆహారంగా స్వీకరించు నాలుగు రీతులు నపుంసకులు నాస్తికులు వార్తలు అవసరములు ఇవన్నీ బ్రహ్మమునకు వేరు కాదు. ఒకనాటక రచయిత యొక్క రచనా శైలి వైవిధ్యము వలె ఇవన్నీ కూడా బ్రహ్మమే అయి ఉన్న నీయొక్క స్వకీయ స్వరూప సందర్శన వైవిధ్యమే. లౌకికము అలౌకికము వ్యాపారములు క్రియాకార్యక్రమములు బద్ధకము మూఢత్వమంతా బ్రహ్మమే. భోక్తభోజనము భోజ్యము ఏంజోరేంజాంగ్ ఒబ్జెక్ట్ ప్రమాత ప్రమాణము ప్రమేయము సబ్జెక్ట్ ఇట్స్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్ శత్రువులు స్నేహితులు సంతానము భార్య భర్త తల్లి తండ్రి సోదరులు సోదరిలు తదితర బంధువులు జన్మవృద్ధిమృతి దేహమే నేను అనే భ్రమ అంతా కూడా సర్వదా బ్రహ్మమే. ఒక నాటక రచయితకు తాను వ్రాసిన నాటకంలో తన కల్పన కానట్టి సంఘటనగాని పాత్రగాని స్వభావముగాని ఏముంటాయి? బ్రహ్మము కానిదేది ఎక్కడా ఏదీ లేదు. అనుభూతమయ్యేది బ్రహ్మమే, అనుభవి బ్రహ్మమే. ఇంకా అనుభూతం కావాలి కదా అని అనుకునేది అంతా బ్రహ్మమే. శూన్యముగాన శూన్యముగాని మనోబుద్ధి చిత్తాహంకార రూప అంతఃకరణముగా చెప్పబడేదిగాని రాత్రి పగలు బ్రహ్మి ముహూర్తములు నాలుగు ఆమ్ టు ఏడు ఆమ్ అండ్ నాలుగు పిఎం టు ఏడు పిఎం ప్రదోషకాలము సంధ్యకాలము అర్ధరాత్రి మధ్యాహ్నముగాని బ్రహ్మదేవుడుగాని విష్ణువుగాని శివుడుగాని దినవారపక్షమాస సంవత్సరములుగాని చంచలమగు కాలగతులుగాని బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము ఇంద్రలోకము చంద్రలోకము మొదలైనవిగాని ఏడు ఏడు పద్నాలుగు భూభువ సువరిత్యాది ఊర్ధ్వ అధోలోకములుగాని అగ్నిలోకమియమలోకము వాయులోకము ఇంద్ర మహేంద్రలోకములు మొదలైన ఆయా దిక్పాలక మరియు తదితర అవాంతర ఇన్సిడెంటల్ లోకములుగాని అగ్నియముడు వాయుదేవుడు ఇంద్రుడు మహేంద్రుడు మొదలైన దిక్పాలకులుగాని తదితర లోకపాలకులుగాని భూభువ స్వర్మ హర్పాతాళ ఇత్యాది ఊర్ధ్వముతో సర్వలోకవాసులుగాని స్వర్గమధ్య పాతాళ త్రిలోకములుగాని ఇవన్నీ కూడా పరబ్రహ్మమునకు కించిత్ కూడా వేరు కాదు. సూర్యుడు సూర్యుని అసంఖ్యాత కిరణములు వేరువేరు కాని తీరుగా సమస్తము కూడా బ్రహ్మము అను సూర్యుని నుండి బయల్వెడలుచున్న అసంఖ్యాత కల్పన భావనారూప కిరణ సమూహములే. అవిద్య విద్య మాయ ప్రకృతి స్వభావము ఊహ భావన ఆకాశము శాంతము కోపము స్థిరమైనది అస్థిరమైనది గతి కలిగినది క్షణికమైనది అవినాశనము నశించుచున్నట్టిది ఒకనొకని ఓహలోని దృశ్యముల వలె బ్రహ్మమునకు వేరుకావు. సచ్చిదానంద రూపమే ఇంకా కూడా ధ్యానింపబడుచున్నది ధ్యానము ధ్యానించుకూడనిది స్నానము జపము మంత్రములు మొదలైనవి సచ్చిదానంద స్వరూపుడనగు నాకు కించిత్ కూడా వేరు కాదు. పదార్థముగాని పూజచే లభించగల పూజార్థములుగాని అభిషేకముగాని అర్చనగాని ప్రార్థనగాని పత్రపుష్పఫలజలములుగాని ధూపదీప నైవేద్య నివేదనలుగాని స్తోత్రప్రదక్షిణ నమస్కారాలుగాని ఇవన్నీ బ్రహ్మమునకు అణువంతకూడా వేరే లేవు. అంతేకాదు సచ్చిదానందము కానిది కూడా లేదు. హోమములు విద్యుక్త ధర్మములు కర్మల సుసంభాషణలు దుర్సంభాషణలు గాయత్రి మంత్రము త్రిసంధ్యావందనములు మనస్సుద్ధాని స్థితిగతులు దుస్థితులు ఇవన్నీ సచ్చిత్ ఆనందమాత్రమునకు వేరు కావు. మనస్సు బాగుండకపోవటము దురాశ దుష్టాత్మత్వము పరులను బాధించు స్వభావుడగు చండాలుడు అపవిత్ర సంబంధములు కలిగి బిడ్డలను కనువారు అట్టి బిడ్డలు దుస్సాహసములు ఇతరులను తిట్టిపోయి దురాలాపములు పక్షులను జంతువులను తదితర జీవులను నిర్దాక్షిణ్యంగా హింసించే కిరాతకులు ఇతరులను అవమానించువారు నిర్దాక్షిణ్య అవమాన సందర్భములు పక్షపాత బుద్ధి ఒక పక్షంలో ఉండి రెండవ పక్షములోని వారిని నిందించుటయే స్వభావముగా కలవారు గొప్ప గొప్ప భూషణములు ధరించినవారు దొంగబుద్ధి కలవారు దంభము దాంభికతలేని గొప్పలు చెప్పుకొని పెత్తనములు చెలాయించువారు నరులలో హీనులు అధికులు అవన్నీ కూడా పరబ్రహ్మము కానిది లేదు. పరబ్రహ్మము కానివారు లేరు. కలలో కనిపించిన కటికవాడు కల కనేవాని స్వప్న చైతన్య రూపము కాకపోతాడా? అట్లాగే కల కనేవాడు అట్టివాడు అని అంటామా? అట్లా అని అనం కదా. రెండూ లేదు కదా. పరబ్రహ్మము ఈ సర్వము అయి ఉండటము అట్టిదే. ఈ సర్వము కానిదే ఉండటము అటువంటిదే. ఏకము అఖండాత్మ ద్వయము జీవాత్మ పరమాత్మలు త్రయము జీవాత్మేశ్వర పరమాత్మలు తుర్యము జాగ్రత్ స్వప్న సుషుప్త తురియములు ఇహత్వపరత్వములు మహదత్వములు సర్వములోని నేనైన నేను గొప్పతనము అల్పత్వము పూర్ణము పరిచ్ఛిన్నము కాశీ వంటి పుణ్యక్షేత్రములు అక్కడ తపస్సులు చేయువారు కులగోత్రములు అందరిలోని అంతర్యామి అను సూత్రాత్మలు జీవుల మధ్య సంబంధబంధములు కలిగించు సూత్రములు సూత్రప్రాయంగా చెప్పే గొప్ప సిద్ధాంతములు స్త్రీలు పురుషులు నపుంసకులు బాలురు యువకులు వృద్ధులు వయోవృద్ధులు వివాహిత స్త్రీలు కన్యలు వితంతువులు అంతా నేనే అనే విభుత్వము వహించువారు నాకు దేనితోనూ సంబంధము లేదు అని శూన్యత్వము వహించువారు సూతకులు మైలవారు పాతకులు పాపము చేయువారు అంతర్ముఖులు బహిర్ముఖులు అంతాందరూ పరబ్రహ్మమే. పరబ్రహ్మము కాకుండే ఎవ్వరూ ఏదీ లేరులేదు. అందరూ సచ్చిదానంద స్వరూపులే. ఐక్యమైకత్వము జీవబ్రహ్మైక్యత్వము అణిమగరమల ఘమమహమీసిత్వ ప్రాకామీచ్ఛ ఇత్యాది సిద్ధులు విభూతులు సర్వము కూడా చైతన్యమాత్రమే. చైతన్యము నిత్య నిర్మలము. అందుచేత ఎక్కడా ఏ దోషమూ లేదు. ఏదీ దోషము కాదు. సర్వము నిర్మల బ్రహ్మమే. సర్వము సత్మాత్ర రూపమే. సచ్చిత్ ఆనందమే. బ్రహ్మైవ సర్వం నాన్యోస్తి. సర్వము సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. తత్ అహం, నేను బ్రహ్మమును. తత్ అహం తథా, ఇప్పుడు మాత్రమే బ్రహ్మమున. కాదు, ఇప్పటికిప్పటికీ ఎప్పటికీ బ్రహ్మమునే. తదేవ అహం, ఆ బ్రహ్మమే నేను, మరొకటేదీ కాదు, ఎప్పటికీ బ్రహ్మమునే. సర్వము కేవల సన్మాత్ర రూపమే. ఉనికి కలిగినదంతా సన్మాత్రమే. అందుచేత సర్వం సచ్చిదానంద మాత్రకం. బ్రహ్మైవ సర్వం నాన్యోస్తి, నేను బ్రహ్మమునకు వేరు, అది బ్రహ్మమునకు వేరు. వారు బ్రహ్మము కాదు అని భావించటమే అసత్తు. అంతకుమించి అసత్తు అనునది లేదు. బ్రహ్మైవాహం సదా, నాహం అన్యం. నిదాఘ మునీంద్రుడు ఆహ, ఋభుమహర్షి, మీరు ప్రకటించు పరమ సత్యము మహత్తరము. ఇంతటి సర్వం ఖల్విదం బ్రహ్మాను పరమ సత్యమును అనుభూతపరుచుకున్న మీరు ఎంతటివారు. సామాన్యులుగారు, ఆహా స్వామి, మీరు ఎంతటివారో, ఎవ్వరో, ఏమిటో వివరించండి. మిమ్ములను చూచి ఆశ్చర్యపడుచున్నాను. ఋభు మహర్షి నాయన, నిదాఘ, ఈ దేహము నామరూపములు లోకములో నా పాత్ర, ఇతరుల గురించి నా అభిప్రాయములు, ఇతరుల యొక్క నా గురించిన అభిప్రాయములు, ఇవన్నీ స్వప్నతుల్యముగు జగతంతర్గత కల్పితములు. అవన్నీ నేను పట్టుకోవటం లేదు, వదలటం లేదు. జగత్తు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, నా వలెనే నీవు బ్రహ్మమే. బ్రహ్మేవాహం, బ్రహ్మేవాహం, బ్రహ్మేవాహం, నేను బ్రహ్మమును, బ్రహ్మమును మాత్రమే, మరింకేమీ కాదు. బ్రహ్మము కాక మరింకేమీ ఎక్కడా లేనప్పుడు నేను బ్రహ్మమును కాకుండా మరింకొకటేది అవుతాను. ఇప్పుడు ఇదివరకు, ఇక ముందు బ్రహ్మైవాహం, బ్రహ్మమునే. నా సంసారి, అంతేగాని సంసారిని కాదు, సంసారబద్ధుడను కాదు. కల తనదేనవాడు కలలో ఇరుక్కుంటాడా? కథలోని పాత్రకు రచయిత బద్ధుడా? నమే మనః ఆలోచనలు నేను కాదు. నా నుండి ఆలోచనలు బయల్వెడలుచున్నాయి, కనుక మనస్సు నేను కాదు. నమే బుద్ధేహ, ఇది చేయాలనేది చేయకూడదని పుట్టే బుద్ధి నేను కాదు. నేనుంటే బుద్ధి, అంతేగాని బుద్ధి తరువాత నేను కాను, కనుక బుద్ధిని నేను కాదు. తెలివితేటలు, తెలివి తక్కువదనము నేను కాదు. బుద్ధి పుట్టినా పుట్టుకున్నా సత్వస్తువగు నేనున్నాను, కనుక అన్నిటికీ ప్రత్యేకమై అన్నీ తానే అయిన బ్రహ్మమే నేను. నచ ఇంద్రియం, నేను కన్ను కాదు. చెవులు, ముక్కు, నాలుక, చర్మము నేను కాదు. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ మొదలైన ఇంద్రియములు నేను కాదు. ఒకడు ఒక కర్రను చేతిలో ధరించి ఉంటే అతడు ఆ కర్రగా అవుతాడా? అవడు. అట్లాగే నేను ఇంద్రియములు కాదు, ఇంద్రియార్థములు కాదు. నా దేహోహం, ఒకడు ఎర్రటి చొక్కా వస్త్రము ధరిస్తే అతడు ఆ చొక్కా సెట్ అవుతాడా? లేదే, నేను దేహమును ధరించి ఉండవచ్చుగాక, కాని దేహమును కాదు, బ్రహ్మమునే. ఆ ఎర్ర చొక్కావాడిని ఇటు పలవండి అన్నంత మాత్రం చేత ఎర్ర చొక్కావాడిని అవుతానా? రేపు మరొక రంగు చొక్కా వేసుకుంటాను కదా. నా గోచరహ, కళ్లకు కనిపించే ఏదీ నేను కాదు. కళ్లకు కదిలేది కనిపించవచ్చుగాక, కదిలించేవాడు కనిపిస్తున్నాడా? లేదు కదా. మరిలేడా? ఉన్నాడు. ఇంద్రియములకు విషయమే కానట్టి నిర్మల బుద్ధికి మాత్రమే అనుభూతమవగల సర్వము తానే అయి ఉన్న బ్రహ్మమే నేను. నా జీవోహం నాటకంలో పాత్ర రోల్ గా నటిస్తున్నప్పుడు ఆ పాత్రగా నేనుగుచున్నానా? లేదు, వేరు పరం గా ఉన్నాను. పాత్ర ధర్మాలన్నీ నావి కావు, నాటకంలోనివి. నాటకమే కల్పన, అట్లాగే పాత్ర కూడా కల్పనయే. ఈ జగన్నాటక దృశ్యములో కనిపించే జీవాత్మ అనున్నది దృశ్యకల్పనయే, స్వతహా లేదు. నేను మాత్రమే స్వతహగా బ్రహ్మమై ఉన్నాను, అందుచేత నేను జీవుడను కాదు. మరి బ్రహ్మమునే. నా చేత భూహ ఎవ్వరి చేతనో ఎక్కడి నుండో కదిలిస్తూ ఉంటే కదలుతూ ఉండే కీలుబొమ్మన ఏమాత్రమూ కాదు. దేహమాలోచనలు, నేడయములు, ఇష్టములు వీటినన్నిటినీ కదలిస్తూ వీటికన్నిటికీ సాక్షినగు కేవల చైతన్యమును. అంతేగాని మరొకరు ఎవరిచేతనో కదల్చబడు ఒక భౌతిక వస్తువును కాదు బ్రహ్మమును. జడో నాహం తనకు తానుగా కదలలేని ఒక జడపదార్థమునా? ఓహో కాదు, సర్వస్వతంత్రమగు పరబ్రహ్మమే నేను, కార్యకారణమగు బ్రహ్మమే నేను అని బ్రహ్మజులు వేదాంత శాస్త్రము ఎలుగెత్తి గానం చేస్తూ ఉండగాలేదు. అల్పముగు జడపదార్థమును ఎవ్వరో ఎప్పటికో వచ్చి చైతన్యపరిస్తేగాని నాగతి మారదు అని ఎట్లా అంటాము? లేదు, బ్రహ్మమునే నేను. అహం బ్రహ్మ. నమే మూతేహ కల తనదేనవాడు కలలో ముగేబడుచున్నాడా? వన్ డ్రీమిన్ ఈజ్ హీ ఎండిన్ విత్ దాట్ డ్రీమ్. నో, లేదు. అట్లాగే జాగ్రత్ స్వప్న సుషుప్తులతోనూ దేహములోనూ కనిపిస్తూ ఉండవచ్చుగాక. వాటివేటితోనూ ప్రారంభమవని ముగియని దాట్ నీదర్ బిగిన్స్ నోర్ ఏంజ్ విత్ బ్రహ్మమే నేను. అందుచేత మూతి అనే దేహధర్మము ఆత్మనగు నాది కాదు. నాకు మూతి లేదు, సర్వదా అమూత స్వరూపుడను బ్రహ్మేవాహం. నచ ప్రాణౌ నేను ప్రాణశక్తి పరిమితుడనుకాను, ప్రాణశక్తి సమన్వితుడను. శక్తి తనదైనవాడు శక్తికి పరిమితుడు కాదు కదా. ప్రాణశక్తి నాది, అంతేగాని ప్రాణములు నేను కాదు. నా యొక్క ప్రాణశక్తిచే జడదేహములను సర్వభావములను చైతన్యపరచువాడను, అందుచేత నచ ప్రాణో. పంచ ప్రాణములు నేను కాదు, నావి. అంతవరకే. బ్రహ్మేవాహం పరాత్పరః నా యొక్క జగత్తులో కనిపించే ఇహ దేహేంద్రియగుణ సంఘాత రూపమునకు ఆవల ఉన్నవాడను, పరుడను, జీవాత్మత్వమునకు ఆధారుడను, జీవాత్మజగత్తులను చైతన్యపరచు పరస్వరూపుడను. అంతటితో ఆగలేదు. పరమగు చేతనమును కూడా నియమించు అఖండం ప్రమేయ దివ్య చైతన్య స్వరూపుడను, పరమునకు కూడా పరమైనవాడను, పరాత్పరుడను. ఇహపరములు నేనే అయి వేరే ఉన్నవాడను. నేను పరబ్రహ్మమునే. బ్రహ్మము అని వర్ణించబడినది నా గురించే. మరి ఈ జగత్తో? ఈ జగత్తు కూడా సర్వదా పరబ్రహ్మమే. అనగా ఇదం బ్రహ్మమును, పరం బ్రహ్మమును, సుఖం బ్రహ్మమును, స్వయం ప్రభువును నేనే. బ్రహ్మమే స్వరూపముగా గల నన్ను మరొకటేది నియమించటములేదు. సర్వము బ్రహ్మమే అయి ఉండగా అద్దానిలో జగత్తు ఎక్కడ? అహంత్వం ఎక్కడివి? నియమించినదనియమించబడినవి ఎక్కడున్నాయి? బ్రహ్మముగు నా యొక్క భావనయే ఈ దేహమీ జగత్తు కూడా. భావన భావించువాని రూపమే కాబట్టి ఈ జగత్తు పరబ్రహ్మముగు నా రూపమే. జగత్ రూపుడను ఈ జగత్తు భావనారూపమే. నేనైన జగత్తు, జగత్తైన నేను ఏకనుఖండ బ్రహ్మము మాత్రమే. సత్యముగు అట్టి బ్రహ్మమే నేను. ఇదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే. పరమైనట్టిది బ్రహ్మమే, దీనికి ఆవల ఉన్నది బ్రహ్మమే. సత్యముగు బ్రహ్మమే సర్వమునకు ప్రభువు, అట్టి బ్రహ్మమే నేను. కనుక ప్రభువును సర్వము బ్రహ్మమే. కాలము, కాలములోని కలన, కల్పన, విశేషాలు, సుఖదుహకములు అంతా బ్రహ్మమే. సర్వము ప్రభవించినది బ్రహ్మమునుండే. బ్రహ్మమే స్వరూపముగా గలనానుండే. ఏకముద్వయమనేకము కూడా బ్రహ్మమే. మోహము బ్రహ్మమే. ఆ మోహమునకు ఔషధరూపమగు సమముదమముధారణ తపస్సు మొదలైనవన్నీ బ్రహ్మమే. గుణములు బ్రహ్మమే. గుణదోషములు బ్రహ్మమే. దమము, శాంతము బ్రహ్మమే. ఆ శాంతము ఎవరిదో ఆ విభుడు, నియామకుడు, ప్రభువు బ్రహ్మమే. లోకో బ్రహ్మ, గురుబ్రహ్మ, శిష్యోబ్రహ్మ సదాశివ. లోకములన్నీ బ్రహ్మమే. అట్టి బ్రహ్మము గురించి ఎలుగెత్తి చాటుచున్న గురువు బ్రహ్మమే. గురువుచే బోధించబడుచున్న శిష్యుడు బ్రహ్మమే. నీతో, నాతో, ఈ లోకముతో, లోకులతో సహా సదా సర్వదా సర్వత్రా సదాశివ బ్రహ్మమే. అట్టి సదాశివ బ్రహ్మమునే నేను. పూర్వం బ్రహ్మ, పరం బ్రహ్మ, శుద్ధం బ్రహ్మ, శుభాశుభం. ఇతః పూర్వమంతా బ్రహ్మమే. వర్తమానమంతా బ్రహ్మమే. భవిష్యత్ అంతా బ్రహ్మమే. నా యొక్కని యొక్క ప్రతి ఒక్కని యొక్క పూర్వాపరములంతా బ్రహ్మమే. ఇక్కడి శుభాశుభములు అన్నీ కూడా శుద్ధ బ్రహ్మమే. శుద్ధ పరాత్ పరబ్రహ్మ రూపమే. జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మ్యహం. ఒక నటుడు తాను నాటకంలో నటిస్తున్న పాత్రగా అవకయే పాత్రగా ఉన్నది తానే అయి ఉంటున్నాడు కదా. అట్లాగే నేను జీవాత్మగా అగువాడను కాను, కాని జీవాత్మగా కనిపిస్తున్నది నేనే. ఈ విధంగా జీవుడుగా కనిపిస్తున్నది బ్రహ్మమే. బ్రహ్మముగు నేను ఇహ పరపరాత్పర రూపుడను కూడా. సచ్చితానంద స్వరూపమే ఈ జీవుడుగా ఉన్న నేను. పరమగు శివుడుగా ఉన్నది నేనే. ఇతః పూర్వము బ్రహ్మజులగు మహనీలచే చెప్పబడినదే నేను చెప్పుచున్నాను. సర్వము బ్రహ్మమేమే. ఈ జగత్తు బ్రహ్మము అనే మట్టితో చేయబడిన మట్టి బొమ్మల ఆకారమే. సాకారం, నిరాకారం, జగత్తు, ద్రష్టంతా సర్వదా బ్రహ్మమే. ఆత్మ సర్వదా నిత్య నిర్మల రూపము అయి ఉన్నది. ఆత్మకు వేరే ఎక్కడా ఏదీ లేదు. ఆత్మ యొక్క ఒకనొక చిన్న అంశాణువులో అనుమాత్రంగా ఈ జగత్తులన్నీ ప్రకాశమానమగుచున్నాయి. అట్టి ఆత్మయే నేను, ఆత్మయే నీవు, సర్వులు ఆత్మయే. ఈ జగత్తంతా అణుమాత్రమే. ఈ శరీరము కూడా అణునిర్మితమే. అణువులే దేహములు వస్తువుల రూపంగా ఏర్పడి ఉన్నాయి. ఈ అణువుల ఆకారమగు జగదాకారము, దేహాకారము స్వతహగా సత్యము కాదు. ఈ చింతన చేయుచున్నట్టివాడు చింతన చేయబడుచున్నది చింతన అంతా అణుమాత్రమే. అంచిత్యమైనది కూడా అణుమాత్రమే. ఎరుగుచున్నది ఎరుగబడుచున్నది యొక్క ఏక రూపమే చిన్మాత్రము. చిన్మాత్రమే జగత్తు, చిన్మాత్రమే బ్రహ్మము. త్రిజగత్తులు బ్రహ్మమాత్రమే. బ్రహ్మము స్వతహగానే సహజానంద స్వరూపము. కనుక ఇదంతా ఆనందరూపమే, పరమానందమే. అట్టి ఆనందరూపమునకు వేరే ఎక్కడా ఏదీ లేదు. లేదు, బ్రహ్మమును ఎరుగుటచే నేను నీవు బ్రహ్మమే అగుచున్నాము. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. సకలము కూడా కేవల చైతన్యమాత్రము, ఓంకార రూపము, స్వయముగా బ్రహ్మమే. స్వయముగా నేనే బ్రహ్మమును, అందుచేత అహమేవ జగత్ స్వయం, బ్రహ్మమేవ పరంపదం. ఈ సర్వజగత్తులుగా నాకు కనిపిస్తున్నది స్వయముగా నేనే. నేను సర్వమునకు పరమపదమును. ఇదంతా ఉన్నది నాకు అభిన్నంగా నాయందే. బంగారములోనే బంగారానికి అభిన్నంగా ఆభరణము ఉన్న విధంగా జలములో జలమునకు అభిన్నంగా అనంత సంఖ్యలో తరంగాలు ఉన్నట్లుగా సర్వము సమస్తము నాయందే నేనుగా ఉన్నది. అహమేవ ఇహం పరం అతీతం, అహమేవ గుణాతీతం జగదనుభవములని సత్వరజోతమో త్రిగుణముల సంప్రదర్శనము అయి ఉండగా ఆ గుణములకు ఉత్పత్తి ఉనికి లయస్థానము నేనే. అహమేవ పరాత్పరః ఇహపరములకు ఆవల పరాత్పరుడనే ఉన్నది నేనే. అహమేవ పరం బ్రహ్మ పరబ్రహ్మము అని చెప్పబడుచున్నదంతా నా గురించే. వేదములు వర్ణిస్తున్నది స్తుతించుచున్నది అస్మత్ పరబ్రహ్మత్వము గురించే. వేదంబులు కననేరని ఆది పరబ్రహ్మమూర్తిని అహమేవ గురోర్గురుహ సద్గురువు విశ్లేషించి చెప్పుచున్నది నా యొక్క పరంబ్రహ్మతత్వము గురించే. కాబట్టి గురువుకే గురువునే ప్రకాశించువాడను. నేనే సర్వము యొక్క ఉనికికి ఆధారుడను. సుఖమునకే సుఖస్వరూపమై ఉన్నవాడను. సుఖము నా స్వరూపము, నిర్వచనము స్వస్వరూపము కూడా. ఆత్మకు వేరైన జగత్తు లేదు, ఆత్మకు వేరైన సుఖము లేదు. నిదాఘ మునీంద్రుడు మహర్షి అట్టి ఘనీభూతమగు ఆత్మస్థితి నుండి జీవుడు అనుగతికి ఎందుకు వచ్చినవారమై ఈ సంసారమును పొందుచున్నాం. రుభు మహర్షి మిత్రమ నిదాఘమహాశయ, ఆత్మ నుండి మనమెవ్వరమూ చ్యుతి పొందటమే లేదయ్యా. ఆత్మ నుండి ఎక్కడికో వచ్చి ఉండలేదు. ఆత్మకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు. ఆత్మ నుండి రాకలేదు, ఆత్మలోకి పోకలేదు. ఆత్మనో అన్యః ఆగత్యః నాస్తి. ఎట్లా అంటారా? సర్వం ఆత్మమయం జగత్. ఈ జగత్తంతా ఆత్మమయమై ఉండగా ఆత్మకు రాకపోకలేమిటి? బంగారము ఆభరణములో ప్రవేశించటమేమున్నది, నిష్క్రమించటమేమున్నది? ఆత్మకు అన్యంగా ఒక గడ్డిపరక కూడా లేదు, ఒక ఉకపాయ కూడా లేదు. ఇక అసత్తు గురించి ఏమిటంటారా? బ్రహ్మమాత్రం ఇదం సర్వం, బ్రహ్మమాత్రం అసత్ నహి. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఇక అసత్ ఎక్కడా? లేనే లేదు. కనబడేది వినబడేది అంతా కూడా కేవలము బ్రహ్మమే. ఇదంతా బ్రహ్మము చేతనే ఆవృతమై ఉన్నది. మామిడి పండులో అంతా రసమే ఉన్నట్లుగా ఈ సర్వము బ్రహ్మము అను రసముతోనే నిండి ఉన్నది. బ్రహ్మమే అవ్యయమగు సచ్చితానంద రూపమై చిదాకాశ స్వరూపమై తెలుసుకొనుచున్నది, తెలియబడుచున్నది కూడా తానే అయి వెలుగొందుచున్నది. బ్రహ్మమునకు దాటి ఏదీ లేదు. బ్రహ్మనో అన్యత్ జగత్ నహి. బ్రహ్మమునకు వేరుగా జగత్తు అనబడునది ఎక్కడా ఏదీ లేనేలేదు, మరింకేదీ లేదు. ఈ భూతాకాశము బ్రహ్మాకాశము యొక్క తేజోరూపమే. బ్రహ్మనో అన్యత్ కించిత్ నాస్తి. బ్రహ్మమునకు వేరే నేను అనునది లేదు. నేనుగా ఉన్నది, నీవుగా ఉన్నది కూడా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరుగా ఫలము సమ్ అదర్ రిజల్ట్ లేదు. తృణము భౌతిక జగత్తు గడ్డిపరక కూడా లేదు. బ్రహ్మమునకు వేరైన కైలాసము వైకుంఠము స్వర్గము మొదలైన పదములు పొజిషన్స్ లేవు. లోకములు లేవు. గణితము నేర్పు నేర్చుకొను సందర్భములో గురుశిష్యులిద్దరికీ గణితమే లక్ష్యమైనట్లు, జస్ట్ లైక్ మాథమాటిక్స్ ఈజ్ ద సబ్జెక్ట్ ఫోర్ బట్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్, బ్రహ్మము విషయము కూడా అంతే. గురుశిష్యులిద్దరూ బ్రహ్మమే అయి ఉన్నారు. బ్రహ్మమునకు వేరుగా గురువు లేదు, శిష్యుడు లేరు. వారిరువురి బోధనా విశేషమంతా ఇరువురి కేవలాత్మస్వరూపమే. బ్రహ్మమునకు వేరుగా అసత్ అననదీ లేదు, నేనునివాతడీతడీమ్యామే అననవీ లేవు. అందుచేత ఓ నిదాఘ నామధేయ ప్రియ మహాశయ, స్వయముగా నేనే బ్రహ్మమును, ఈ సర్వము బ్రహ్మాత్మకమే అననది గమనించి ఉండండి. అసత్తు అనబడినదీ లేదు అను నిర్ణయము కలిగి ఉండండి. స్వస్వరూపమగు బ్రహ్మమునకు వేరుగా జగత్తులు లేవు, లోకములు లేవు, లోకపాలకులు లేరు. స్వస్మాత్ అన్యం న కించన, స్వస్వరూపమునకు వేరే ఎక్కడా ఏది కించిత్ కూడా లేదు అననది ఎదిగినవారే అనుభూతులే ఉండండి. లోకము రూపంగా ఏ కించిత్ అగుపిస్తోందో, ఏ కించిత్ జనులు సంభాషించుకుంటూ ఉన్నారో, ఏదేది జనులచే ఎక్కడెక్కడ ఆస్వాదించబడుచున్నదో, అనుభవించబడుచున్నదో, పొందబడుచున్నదో, భుజింపబడుతోందో, అవన్నీ కూడా స్వస్వరూపాత్మకు వేరైనవిగా భావిస్తే ఆ విధంగా భావించబడేదంతా అసత్తే. అభేదముగు ఆత్మ సమక్షంలో భేదముగా అనిపించేది కనిపించేది అసత్ను భావించుటచేతనే. అన్యమే లేని ఆత్మభావనను కించిత్ ఏమరచుటచేతనే అది అతడు చేశాడు, నేను ఇది చేశాను మొదలైన కర్తృత్వ భేదము, క్రియాభేదము, త్రిగుణాత్మకమైన భేదములు, నవరసములగు ప్రేమ ఇష్టము, కోపము, ఆవేశము, కరుణ దాక్షిణ్యము, సంతోషము మొదలైన భేదములు, స్త్రీ పురుష నపుంసక లింగ భేదములు, ఇవన్నీ ఆత్మకు వేరుగా అనిపిస్తూ ఉన్నాయి. సర్వభేదములు అసత్తే అని ఎరిగి ఆత్మసుఖస్థానము మాత్రమే అధిరోహించిన వారే ఉండండి. ఆయా భేదములన్నీ మనోసంకల్ప సందర్భ పరిమితములు మాత్రమే, స్వయముగా ఉన్నవి కావు. నిన్ననేడు రేపు అనురూపముగల కాలభేదము, నా ప్రదేశముని ప్రదేశము వారి ప్రదేశము ఇత్యాది దేశభేదములు, ఆహార ధాన్యములు మొదలైన అపరములు, ఖనిజములు, రాళ్ళు రప్పలు మొదలైన వస్తుభేదములు, నేను గెలిచాను, తడు ఓడినాడు, ఇది పొందాము, అది పొందలేదు, అది సిద్ధించింది, ఇది ఇంకా లేదు అనబడు జయంపజయ భేదములు, ఇంద్రియ సంబంధమైన యోగ భోగ భేదములు, అవన్నీ ఆత్మకు వేరుగా దర్శిస్తే సత్తు నాన్ ఎగ్జిస్టెంట్ అబ్సల్యూట్లీ బట్ రిలేటెడ్ అకార్డింగ్లీ బై కాంటెక్స్ట్స్ ఏ అయి ఉన్నాయి. ఈ మనోబుద్ధిచిత్తహంకారములనబడే అంతరంగ చతుష్టయము ఈ దేహములో స్థాపించబడినవై కనిపిస్తున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచకములు, ప్రాణం పాన వ్యానోదాన సమానములనబడే పంచ ప్రాణములు ఒకటితో మరొకటి చేరినప్పటికీ సంఘాతము, ఉదా ఎరుపు తెలుపుల కలయికచే ఏర్పడే పసుపు పచ్చతనము మొదలైనవన్నీ అసదాత్మకమే. భూతమై ప్రాణమై మనోమయ విజ్ఞానమై అనదమ్య పంచకోశములుగా చెప్పబడేవి కామక్రోధ లోభమోహందమాత్సర్యములు అనబడే అరిషట్ ఆరు వర్గములు, వసంత గ్రీష్మ వర్ష హేమంత శిశరశరతునబడే షట్ ఆరు ఋతువులు, తీపిచేదకారము వగరు పులుపు పదనము అనబడే షట్ ఆరు రసములు, ఇవన్నీ ఆత్మ యొక్క అనుభూతులు మాత్రమే. కనుక అసత్తే ఆవల గల స్వకల్పనకు అధిష్టానమయ్యున్న ఆత్మయే సత్తు సత్యము కూడా. నేను కేవలము సచ్చితానందమాత్రుడను, ఈ జగత్తు మొదలే ఉత్పన్నమై ఉండలేదు. చిదానందరూపము కేవల సాక్షి అగు ఆత్మయే నేను. కేవల దృక్రూపుడనగు నేను అంతా అన్నీ అయి ఉన్నాను కాబట్టి నాకు వేరుగా సంసారము సంసార దృష్టులు అనబడినవేవి కుందేటి కొమ్ములవలె మొదలేలేవు. నాకు నేనే స్వయముగా సత్యజ్ఞానానంద రూపుడను. అంతేగాని ఈ పాంచభౌతిక చర్మ మాంస శరీర మాత్రుడను కాను. ఘనీభూతమైన ఎరుక చిద్ఘనంతో కూడిన ఆనంద విగ్రహుడను, నా ఎరుక యొక్క ప్రకటితరూపమే ఈ జగత్ దృశ్యము. ఈ జగత్తు నా రూపమే కనుక జ్ఞానానంద అద్వైడను. సర్వమును ప్రకాశింపజేయు ఆత్మజ్యోతి స్వరూపుడను. సర్వభావములు నా స్వరూప విశేషమే. నేను అన్నిటినీ ప్రకాశింపజేయుచుండగా నన్ను ప్రకాశింపజేయు మరొక్కటేదీ లేదు. సూర్యునివలే దీపమువలే స్వయంజ్యోతి స్వరూపుడను, స్వయం ప్రకాశ రూపుడను. సర్వము నా యొక్క సద్భావన రూపమే అయి ఉండగా ఇదంతా నా యొక్క ప్రభావము విభవము అయి ప్రదర్శించబడుతోంది. నాకు వేరైనదే లేదు. ఇక కుతోపి అసత్, అసత్ అనబడినది ఎక్కడున్నది? లేనే లేదు. నేను పరబ్రహ్మమును, నీవు కూడా అట్లాగే చిన్మయానందరూపమువు. వన్ హూ ఇజ్ ఫుల్ ఆఫ్ అబ్సొల్యూట్ అవేర్నెస్ పరబ్రహ్మమువు, ద మోస్ట్ ఫైనల్ బియాండ్ ఆల్ ఏల్స్. నేను చిత్ ఆకారుడను, భూతాకాశమునకు చిత్తాకాశమునకు ఆవల సర్వము తానే అయినట్టి చిదాకాశ స్వరూపుడను. అట్టి నా చిదాకాశరూపమే పరమ సుఖమైనట్టిది. నేను సర్వదా ఆత్మవంతుడను, అంతేగాని అసత్తును కాదు. సర్వము నాయందు కల్పనచే నాకు అభిన్నంగా కలిగి ఉండటం చేత కూటస్థుడను. దృశ్యదేహ మనోబుద్ధిచిత్తహంకార జీవాత్మేశ్వరాత్మల కంటే సర్వశ్రేష్ఠుడను. సర్వమునకు ఆవల ఉన్నవాడను, పరమును సచ్చిత్ ఆనంద విలక్షణుడను. నాకు వేరుగా ఈ జగత్తు స్వతహగా లేదు. నాచే భావించబడుచున్న సందర్భములో కల్పితమగు రూపు దిద్దుకున్నదే ఉంటోంది. జగత్తు అనబడేది గొడ్రాలి రెండవ కుమారుని నామరూపములు వలె మొదలేలేదు. నాకు వేరుగా జగత్తు లేదు, కాలము లేదు, ప్రకృతి లేదు, మాయలేదు. బంగారము ఆకారరహితమైనప్పటికీ ఆకార దృష్టిచే ఆకారము ఉన్నట్లే కనబడవచ్చుగాక. ఆకారము బంగారమునకు అభిన్నము కదా. అట్లాగే జీవాత్మ జగత్తులు నా యొక్క సచ్చితానంద లక్షణ నిర్మితమే. అంతేగాని అవన్నీ ఆత్మనగు నాకు భిన్నమైనవి కావు. ఈ జగత్తుకు మూల పదార్థము, రో మటెరియల్, అస్మత్ అఖండాత్మయే. కేవలమైన ఉనికి, కేవలమైన ఎరుక అనబడు శుద్ధ సత్వము శుద్ధ చిత్ల భావికుడను. నేనే కాదు, సర్వ జలతరంగములు జలముచేతనే ప్రదర్శితమగుచున్నట్లు దేవతలు, మానవులు, జంతువులు, లోకపాలకులగు, అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, నీవు, నేను, వారు, వీరు అందరూ కూడా శుద్ధసత్వము అను సముద్రజలములోని శుద్ధచిత్ భావకులము భావితులము కూడా. సముద్రజలములో జలతరంగముల వంటివారమే. శుద్ధసత్ ఆ రాముడు అనే పిల్లవాడు ఎక్కడున్నాడు? బడిలో ఉన్నాడు, వీధిలో ఉన్నాడు, ఇంటిలో ఉన్నాడు, ఊరు వెళ్ళి ఉన్నాడు, స్నేహితుడి ఇంటిలో ఉండవచ్చు. ఎక్కడున్నాడో మరి? వీటన్నిటిలోని ఉనికిని సత్ అంటాము. ఆనందము ఎందుకు చేస్తున్నాడు? అదంతా ఆతనికి వినోదమగుటచేతనే. శుద్ధచిత్ ఏమి చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు, మాట్లాడుచున్నాడు, గంతులు వేస్తున్నాడు, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా. ఏదో ఒకటి చేస్తూ ఎరుకతో ఉంటాడు. చేతనమును ప్రదర్శించు చైతన్యస్వరూపుడై ఉన్నాడు. ఈ విధంగా అనికి ఎరుక లేక ఎరుగుచూ ఉండుటాను సచ్చిత్లు, ఆత్మధర్మములు. ఆత్మయే అందరూ. అందుచేత అందరము అట్టి సత్ చిత్లు స్వరూపముగా కలవారమే. హరి, సదాశివుడు మొదలుకొని పురుగు వరకు సర్వులము సచ్చిత్ ఆనంద స్వరూపులమే. ఈ జగత్తు సచ్చిత్ ఆనంద స్వరూపమే. శ్రీహరి, సదాశివుడు కూడా ఆత్మయే. నేను, నీవు కూడా సచ్చిత్ స్వరూపులమే. కాబట్టి నేనే సాక్షాత్ హరిణి, నేనే సాక్షాత్ సదాశివుడను, నేనే నీవు, నేనే జగత్తు, సర్వము నేనైన నేను అను రూపముతో కూడిన నాకు ద్వితీయమే లేదు. దెర్ ఈజ్ నథింగ్ అవే వోట్ డిఫరెంట్ ఫ్రోమ్ ఆబ్సల్యూట్లీ వోట్ ఐ అద్వయ ఆనంద స్వరూపుడనే ప్రకాశించుచున్నాను. సర్వము నా ఎరుక యొక్క ప్రత్యక్ష రూపమే కాబట్టి ఇదంతా నా చిద్ఘనక రసానందమే. సర్వము సర్వదా బ్రహ్మమే, నేను బ్రహ్మమునే. ఈ విధంగా ఇదంతా నేనే. సర్వము సర్వదా కేవలము బ్రహ్మమే, నేనే. ఉన్నదంతా బ్రహ్మమే, చేతనమంతా బ్రహ్మమే, కాబట్టి నేను బ్రహ్మమునే. అందుచేత ఒకటి సర్వాంతర్యామి, స్వప్నము తనదేనవాడు స్వప్నములో కనబడే సర్వరూపముల అంతర్యామి అయినట్లు, రెండు సర్వమునకు సాక్షి కేవల స్వప్న ద్రష్టవలె చూస్తూ మౌనముగా ఉండువాడు అను రెండు విశేషములతో సర్వత్రా ప్రకాశించున్నాను. సర్వదీపములలో జ్యోతి వెలుగు వలె సర్వజీవులలో సచ్చిత్ జ్యోతి స్వరూపుడను. జ్యోతులకే జీవులకే జ్యోతిని, పరంజ్యోతిని. ఈ సర్వమునకు వేరై ఈ సర్వము నాయందే అద్వితీయమై నేను ఉండి ఉన్నాను. అందుచేత పరంధాముడను, ఆ బియాండ్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ వెర్ ఇన్ ఆల్ ఏస్ ఈజ్ ప్లెస్డ్, సర్వము నాయందే బయల్వెడలి ఉనికి కలిగి తిరిగి లయిస్తున్నది. అందుచేత నేనే పరాగతి అని చెప్పబడుచున్నాను. తెలుసుకొనుచున్నవాడు తెలియబడుచున్నది ఈ రెండింటికి సాక్షిని, ఉత్పత్తి స్థానమును కూడా. కాబట్టి సర్వవేదాంతముల సారము నేనే. సర్వశాస్త్రముల అంతిమ నిర్ణయమగు సునిశ్చితమైయున్నట్టి వేదాంతశాస్త్ర సారమును, శాస్త్రములచే ప్రవచించబడుచున్నట్టి వాడను, శాస్త్ర నిర్ణయ స్వరూపుడను. సర్వము నేనే అయి సర్వము నాతో చేరినదైన ఆనందుడను, యోగానంద స్వరూపుడను, అనుక్షణము బ్రహ్మానందము అనునది ఉదయించుచున్న స్థానమును, ముఖ్యానంద మహోదయుడను, కేవల ముఖ్య విజ్ఞానము రూపముగా కలిగి ఉండి సర్వత్రా జ్ఞానముగా ప్రకాశించువాడను. సర్వజ్ఞాన ప్రకాశోస్మి ముఖ్య విజ్ఞాన విగ్రహ. ఒకటి మెలకువగా ఉండటము, కల కనుచూ ఉండటము, నిద్రపోతూ ఉండటము, రెండు వీటన్నిటిలోని ఉండటము అనబడు తుర్యాతుర్యక్గా ప్రకాశించువాడను. తుర్యాతుర్యక్ ప్రకాశోస్మి, నేను ఉన్నాను కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు ఉన్నాయి. వాటికి మునుముందే ఉండటంచేతే తుర్యాతుర్య వివర్జితుడను, జాగ్రత్ స్వప్న సుషుప్తులను ఎరుగుచున్నట్టివాడను. అయితే నా ఎరుక అను స్వలక్షణము జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములచే ఖర్చు అగునది కాదు. అందుచే చిత్ అక్షరుడను, ఆ నాలుగుగా ఉన్నది నేనే. కనుక సత్యస్వరూపుడను, నాకు అనుభవమయ్యేదంతా నా ఉనికియే. వాసుదేవుడను, జన్మరహితుడను, అజరుడను, మరణరహితుడను, అమరుడను, అమృత స్వరూప స్వభావుడను, బ్రహ్మ చిదాకాశరూపుడను, ఎల్లప్పుడూ నిర్మల బ్రహ్మమునే, నిత్యం బ్రహ్మ నిరంజనం, నిత్యశుద్ధ స్వరూపుడను. ఎందుకంటే జాగ్రత్ స్వప్న సుషుప్తుల అంతర్గత విషయముల దోషముచే స్పృశించబడను. వస్తువుల ధర్మములు ఆకాశమును స్పృశించవు కదా. ద ఫీచర్స్ ఆఫ్ ద మాటర్ కానోట్ పోల్యూట్ ద స్పేస్. నిత్యబుద్ధుడను, ఎరుగుట అననది సర్వదా నన్ను ఆశ్రయించియే ఉంటుంది. పరమాత్మనగు నేను దేనిచేతను బద్ధుడను కాదు. ఆత్మగా నిత్యముక్తుడను, వాయువు వాయు తరంగములచే బంధించబడుతుందా? లేదు కదా. అట్లాగే నా నుండి బయల్వెడలే జగద్భావములకు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియే తురియే తీతా స్థితిగతులచే నేను బద్ధుడను కాదు. కాబట్టే నిత్యముక్తుడను, జీవాత్మకు పరిమితుడను కాను అనాత్మకుడను, నామరూపములకు పరిమితుడను కాను అరూపుడను. సచ్చిదానంద రూపోహం అనుత్పన్నం ఇదం జగత్. సర్వదా సచ్చిదానందరూపుడనగు నా పట్ల ఈ జగత్తు అనబడేది ఉత్పన్నమే అయి ఉండలేదు. కేవల ఉనికి స్వరూపుడనగు నేను జగత్తులో ఒకచోట ఉండటమేమిటి, మరొకచోట లేకపోవటమేమిటి? కేవల అనుభూతినగు నాకు జగత్ అనుభూతి అనునది జనించటమేమిటి, ఇక గతించటమేమిటి? జగత్తు అనబడునది నా సంకల్పముల చమత్కారము మాత్రమే కనుక ఇది సత్యము కాదు, అసత్యము కాదు, సత్యల సత్యము కాదు. నాచేత సంకల్పములచే కల్పించుకనబడి నాచే ఆస్వాదించబడున్నట్టిది మాత్రమే స్వయముగా నేనే సర్వదా నిత్యానందమయమగు బ్రహ్మమును అయి ఉన్నాను. ఆద్యంతరహితుడను, అనంతుడను, మార్పు చేర్పులకు విషయమే కాను అవ్యయుడను, ఏదీగా అవకుండానే అన్ని స్థితులకు గతులకు ఆధారుడను, పరమశాంత స్వరూపుడను. సర్వతరంగములు జలమునకే చెందినే ఉంటున్నట్లు, తరంగాలన్నీ ఏకమగు జలస్వరూపమే అయి ఉన్నట్లు సర్వదా ఏకరూపుడను. జలంలో తరంగాలు ఉన్నాయా లేక జలమే తరంగాల కాక జలము తరంగాల రూపంగా కనిపిస్తోందా? అవును కాదు కూడా. ఏది ఏమైనా జలము సర్వదా జలమే కదా. అట్లాగే నాలో జగత్తులు ఉన్నాయా? అవును ఉన్నాయి. నేనే జగత్తులుగా కనిపిస్తున్నా? అవును. నేను జగత్రూపుడనా? అవును. నేను మరొకటిగా అసలు మారువాడనా కాను? ఈ విధంగా నేను అనామయుడను. మత్తో అన్యత్ అస్థిచేతత్ సర్వం నాస్తి, మిథ్యా ఏవ. నాకు వేరే భావాలు, అభిప్రాయాలు, దృశ్యాలు, జన్మలు, కర్మలు, ఆవేశాలు ఉన్నాయా? లేవు. అవన్నీ నా విశేషములే. నా విశేషణములు నాకు వేరే ఎట్లా ఉంటాయి? అతడు మంచివాడు అను వాక్యములో అతడు వేరు, మంచితనము వేరంటామా? అనలేము కదా. ఒకవేళ అతనికి వేరుగా మంచితనమును గమనించదలిస్తే అది మిథ్యే. అట్లాగే నాకు వేరే జగత్తు లేదు, దేహాలు లేవు, జన్మలు లేవు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు లేవు, తదితర జీవులు లేరు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు వేరు, లోకములు లేవు, లోకపాలకులు లేరు, గురువు లేరు, శిష్యుడు లేరు, మరింకేమీ లేదు. మత్తో అన్యత్ అస్థిచేత్ మిథ్యా యథా మరుమరీచిక. ఒకవేళ ఇది నాకు వేరు అని ఎవ్వరైనా అనదలుచుకుంటే అట్లా గమనించబడేదంతా ఎటువంటిదంటే మిథ్యా కలలోని ఇంద్రభవనమువలే మిథ్య వాస్తవానికి లేదు. మరు మరీచిక ఎండమావులలోని నీరు వంటిది నాకు వేరే ఏదీ లేదు. జగత్ నాస్తి, జగత్ నాస్తి, నాకు ఈ జగత్తు వేరుగా లేదు అని చెప్పుకోవడానికి కొన్ని దృష్టాంతములు. ఒక గొడ్రాలి రెండవ కుమారుడు మా ఇంటికి వచ్చి చెప్పే మాటలు విన్న తరువాత నాకు చాలా లాభం వచ్చింది. ఇది నిజమా? నిజమైతే నాకు వేరే ఏదైనా ఉన్నట్లు, ఈ జగత్తు ఉన్నట్లు. ససశృంగేణ నాగేంద్రో మూతశ్చేత్. ఒక విషయం తెలుసా? ఒక కుందేలు ఈ మధ్య తన వాడిన కొమ్ములతో ఒక కొండ చిలువను పొడిచి పొడిచి చంపివేసింది. ఇది వినేవాడు ఒప్పుకుంటే జగత్తు ఆత్మకు ద్వితీయమై ఉన్నట్లు. మూగతృష్ణ జలం పీత్వాహ. మండుటెండలో ఒక బాటసారికి బాగా దాహం వేసింది. అల్లంత దూరంలో మూగతృష్ణ ఎండమావులు కనిపించింది. వెంటనే పరుగుతీసి ఆ మూగతృష్ణలో నీరు త్రాగి దాహం తీర్చుకొని ఇక మెల్లగా ప్రయాణం కొనసాగించాడు అని చెప్పుచుండగా ఆ శ్రోత ఓహో అట్లాగా ఆ తరువాత అని అడిగి ఊరుకుంటే, ఈ జగత్ దృశ్యము ఉన్నట్లు లేదా లేనట్లు నరశృంగేణ నష్టశ్చేత్ కశ్చిత్ అస్తి ఇదమేవహి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వ్యాపారంలో చాలా లాభం గడించాడు, ఇంతలో ఒకసారి బాగా నష్టం వచ్చింది, ఎందుకో తెలుసా? ఆతని రెండు వాడి కొమ్ములు కారణంగానే తన కొమ్ముల వల్ల వారం రోజులలో మొత్తం నష్టపోయాడు. ఇది మీరు తెలుసుకోండి అని అన్నప్పుడు ఆ ఎదుటివాడు, అబ్బే ఇది నాకు తెలియదండి, నష్టం వచ్చింది మరెందుకోనని అనుకున్నాను అని అంటాడా. అట్లా అంటే జగత్తు ఉన్నట్లు మనిషికి కొమ్ములుండటమేమిటి? గంధర్వ నగరే సత్యే ఒకనకడు తన ఊహలో ఒక నగరం ఊహించాడు. అట్టి ఊహానగరము గంధర్వనగరము ఇక్కడి నుండి 10 మైళ్ల దూరంలో ఉన్నది. రండి వెళ్ళి చూచివద్దాము అని మనలో ఒకడు చెప్పితే, సరే పదండి వెళ్దాము అని మనం అంటామా? అట్లా అనగలిగితే ఈ జగత్తు అనబడేది ఉనికి కలిగి ఉన్నట్టు లేదా నాస్తి జగత్. గగనే నీలిమా సత్యేత్, ఆకాశం నీలంగా ఉన్నది. ఎందుచేత? అక్కడ ఎవ్వరో నీలం రంగును కుంచెతో వేశారు తెలుసా? ఆ నీలపు రంగును ఇంటికి తెచ్చుకోవచ్చు కూడా అని అన్నప్పుడు, పదండి కొంచెము నీలం రంగును అక్కడి నుండి ఒక డబ్బాతో తెచ్చుకుందాము అని వాళ్లావిడ బయలుదేరితే ఈ జగత్తు అనబడేది ఉన్నట్లు, ఆత్మకు అన్యమైనది ఉనికి కలిగి ఉన్నట్లు లేదా జగత్తే లేనట్లు. సుప్తికా రజతం సత్యం భూషణం చేత్, ఒక పెద్ద మనిషి కొన్ని ముత్యపు చిప్పలు ఏర్కొచ్చి వాటి నుండి లభించిన వెండి సిల్వర్ తో తన ప్రియురాలికి కాలిగజ్జెలు తయారు చేయించి ఇచ్చాడు. ఇది నిజమైతే ఈ సందర్భ సంఘటనలతో కూడిన జగత్తు ఉన్నట్లే. రజ్జు సర్పేణ దష్టశ్చేత్ నరోభవతు, ఒక బాటసారి చిమ్మ చీకటిలో ఒకచోట ఒక త్రాడును త్రొక్కి ఇది పామేమో అని అనుకున్నాడు. అంతే, ఆ త్రాడు బుస్సున లేచి ఆ బాటసారిని కాటేసింది. ఇక ఆ తరువాత ఏమి చెప్పమంటారు అనే మాట మనం ఒప్పుకుంటే ఈ జగత్తు ఉండినట్లు, సంసారము అనబడేది ఉన్నట్లు, ఉండియే బంధనము కలిగిస్తున్నట్లు. జాతరూపేణ బాణేన జ్వాలాగ్నో నాసితే జగత్ ఒకచోట ఒక ఇల్లు తగలబడుతోంది. ఆ త్రోవనే పోవుచున్న ఒక ఆటవికుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి ఒక బాణం సంధించాడు. వెంటనే అగ్ని ఆరిపోయింది, ఇల్లు మరల యథాతథంగా ఉన్నది తెలుసా? అనువాడు నిజమే చెప్పుచూ ఉంటే ఈ జగత్తు, ఇందులోని అనుబంధ సంబంధ బాంధవ్యాలు నిజంగా ఉన్నట్లే. వింధ్యాటవ్యాం పాయసాన్నం అస్తి చేత్, వింధ్య పర్వతంపై ఒక లోయ ఉన్నది, ఆ లోయలో ఒక అడవి, ఆ అడవి మధ్యలో ఒక తటాకం, ఆ తటాకములో కమ్మటి పాయసాన్నముతో నిండిన బిందెలు బయటపడుచున్నాయి, ఆ బిందెలలోని పాయసం ఘుమఘుమలాడుతోంది, పోయి రుచిచుచి వద్దాము అని చెప్పగానే తెలివిగలవారు చెంబులు గిన్నెలు తీసుకుని అడవిలోకి పరుగులు తీస్తారా? ఈ దృశ్యము జగత్తు బంధము మొదలైనవన్నీ అటువంటివి. రంభాస్తంభేన కాష్ఠేన పాకే సిద్ధేహ, ఒకాయన ఇంట్లో కట్టెలు అయిపోయినాయి, అప్పుడు వంట చేసుకునేది ఎట్లా? అందుకని అరటి బోదెలను ప్రక్కవారింటిలోంచి తెచ్చి పొయ్యి రగిల్చి అరటి బోదెలను మండించి వంట చేస్తున్నాడు అనున్నది ఎంతవరకు వాస్తవమో, ఇక్కడి జగత్తు ఈ దేహము యొక్క అనుబంధములగు ఇంద్రియముల అనుభవములు అంతగా మాత్రమే వాస్తవం. సద్యః కుమారికా రూపయః పాకౌ సిద్ధేః. ఈ ఉదయమే మా బంధువులలో ఒకామెకు ఆడపిల్ల పుట్టింది. పుట్టి పుట్టగానే ఆ పసిబిడ్డలు కుమారిగా అయింది. వెంటనే వంట ఇంటిలో ప్రవేశించింది, వంటలు చేసివేసింది. బంధువులందరికీ ఆ పసిపాప మధ్యాహ్నానికల్లా షట్రసోపేతంగా భోజనము వడ్డించింది. ఇదిగో నేను కూడా ఇప్పుడే తిని చేయి కడుక్కుని వస్తున్నాను తెలుసా. ఇది ఎంతవరకు నమ్మవచ్చో, ఈ జగత్తు సత్యమై ఉన్నది. మనకు దృశ్యరూపంగా అనుభవమయ్యేదంతా సత్యమే అనున్నది అంతవరకు నమ్మవచ్చు. చిత్రస్థ దీపయః తమసో నాశశ్చేత్. మా స్నేహితుని ఇంట్లో ఒకరోజు దీపము కొండ ఎక్కింది. ఇల్లంతా చిమ్మచీకటి, ఏమీ కనబడటం లేదు. అప్పుడు ఆ మా స్నేహితుడు గోడవైపు చూచాడు. ఆ గోడపై ఒక చిత్రపటము ఉన్నది. అరే, ఈ చిత్రపటంలో ఒక వెలుగుచున్న దీపము చిత్రించారు కదా. ఇంకేమీ అనుకోగానే ఇంకేమున్నది. ఆ చిత్రపటంలోని దీపములో నుండి విరజిమ్మిన కాంతులతో ఇల్లు మొత్తం దేదీప్యమానంగా వెలుగసాగింది. ఇక అప్పటినుండి మా స్నేహితుడి ఇంట్లో దీపం వెలిగించటం మానేశారు. చిత్రపటంలో దీపముండగా ఇక దీపాలు నూనెలతో పనేముంటుంది. ఇది సత్యమా? అయితే ఈ దేహముతో కూడిన జగత్ వ్యవహారమంతా సత్యమేనని మనం అనవచ్చు. మాసాత్ పూర్వం మృతో మత్యోహి ఆగతశ్చేత్. మాకు తెలిసిన వారింట్లో ఒక పెద్దాయన నెల రోజుల క్రితం చనిపోయాడు. దహన సంస్కారాలు బాగా జరిగాయి. నెల రోజులు గడిచిపోయాయి. నెల మాసకం రోజున ఆ చనిపోయిన పెద్దాయన వచ్చి విస్తరిపరుచుకుని ముందు నాకు భోజనం పెడతారా, చేస్తారా అని మొండికేసుకుని కూర్చున్నాడు. ఆగండి బాబు, ఇంకా వంట అవలేదు అని ఆ ఇంట్లో వాళ్లు చెప్పుచున్నా కూడా వినిపించుకోవటం లేదే. ఈ వార్త నమ్ముతామా? ఒప్పుకుంటామా? ఇది ఒప్పుకుంటే ఈ జగత్తు నిజం, ఉన్నది జరుగుచున్నదంతా నిజం అని ఒప్పుకోగలం. తక్రం క్షీర స్వరూపంచేత్. ఒక గడిసరి భార్య ఎటో ఊరు వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ల ఆయనతో ఈ గిన్నెలో పాలు ఉండాలి, ఏమైనాయి అని గదమాయించింది. అప్పుడు ఆ ఇంటాయన ఏమీ కాలేదు, పాలు కాచి తోడు వేసి మజ్జిగ చేశాను. ఆ ప్రక్క గిన్నెలో మజ్జిగ బట్టర్ మిల్క్ ఉన్నది చూచుకో అని సమాధానం చెప్పారు. వెంటనే ఇంటావిడ ఇంతెత్తున లేచి మజ్జిగ చేయటమేమిటి, ఇప్పుడు పాలు కావాలి అని అరిచింది. వెంటనే ఇంటాయన అట్లాగా గొడవ చేయకు అని చెప్పి మజ్జిగలో చేయిబెట్టి త్రిప్పాడు. అంతే, మజ్జిగ పాలుగా మారిపోయింది. తన ప్రియమైన భార్యకు చేతికందించాడు. అవునా? ఇది అవును అయితే ఈ దృశ్య వ్యవహారంతో ఇందులోని చిత్రవిచిత్రమైన విశేషాలతో సహా అవును. నిజమైనట్లు, నిత్యమైనట్లు, జగత్తు బంధం కూడా ఆగుచున్నట్లు. గోస్తనాత్ ఉద్భవః క్షీరం పునః ఆరోపణే జగత్. ఒక గొల్లవాడు గోస్తనముల నుండి, ఆవు యొక్క స్తనముల నుండి పాలు పితకనారంభించాడు. అంతా పూర్తి చేశాడు. కాసేపైన తరువాత వాళ్లావిడ వచ్చి ఏమండి పాలు పితకటం అయ్యిందా అని అరిచింది. అయిపోయిందే, ఇదిగో పాలచెంబు చెంబునిండా పాలు అని పాలచెంబు ఎదురుగా పెట్టాడు. అప్పుడు వాళ్లావిడ, ఓ బాగుంది, ఇంతకీ దూడ పాలు త్రాగిందా అని ప్రశ్నించింది. అప్పుడా గొల్లవాడు అరెరే, మరచిపోయానే, ఆగు, దూడను వదిలివస్తాను అని చెప్పాడు. సరున నిండా పాలున్న పాలచెంబు తీసుకొని ఆవు యొక్క పొదుగులలోకి పాలన్నీ పోసివేశాడు. అప్పుడు ఆవు దూడను కట్టువిప్పాడు. అది ఆవు దగ్గర పాలు త్రాగిన తరువాత మరల పాలు తీసి తన ప్రియమగు భార్య చేతిలో పాలతో నిండి ఉన్న చెంబు పెట్టాడు. ఈ వార్త ఎంతవరకు సరే అనవచ్చో, ఈ జగత్తు ఎందుకు లేదు ఉన్నది అని అంతవరకు ఆరోపించవచ్చు. భూరజో అబ్ధవ్ సముత్పన్నం. ఒకచోట మట్టి ముద్దను ఒకడు చూస్తూ ఉండగా ఆ గుప్పెడు మట్టిలోని మట్టి రజము పొడి నుండి ఒక మహాసముద్రము కుట్టి ప్రదర్శనమైంది అను సమాచారము వంటిదే ఈ జగత్తు ఉన్నది అనే మాట. కూర్మ రోమాన గజే బద్ధే మదోత్కటే. ఒకాయన ఒక తాబేలు వీపుపైగల వెంట్రుకలు తెచ్చి ఆ వెంట్రుకలతో మదగజమును బంధించాడు. ఎరుకైన నాళస్థ తంతునా మేరుహ చాలితశ్చేత్. కలువపూల నాళతంతువులు కొన్ని తీసుకొని మేరుపర్వతానికి చుట్టి లాగాము. ఇంకేముంది? ఆ మహాపర్వతము అటూ ఇటూ కదలనారంభించింది. తరంగ మాలయా సింధోహ బద్ధశ్చేత్. ఆ మధ్య సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు సముద్రంలోని తరంగాలను ఒక త్రాడులాగే పేని ఆ తరంగముల మాలతో సముద్రం మొత్తాన్ని కట్టిపడేశాము. మరి నీకు తెలుసో తెలియదో, అగ్నిహ అధశ్చేత్ జ్వలనః. మా ఇంట్లో అగ్నిజ్వాలలు పైవైపుగా కాకుండా క్రిందవైపుగా ప్రసరణ కలిగి ఉంటాయి. జ్వాల వహ్నేహ శీతలశ్చేత్. ఒక ప్రదేశము ఉన్నది, అక్కడ ఒకసారి చాలా పెద్ద మంటలు లేచాయి. ఆ మంటలు కలిగించిన చలికి అక్కడి జనులంతా గడగడావణకసాగారు. ఆ చలివణుకును దుప్పట్లు కూడా ఆపలేకపోయాయి. ఇక అప్పటినుండి అక్కడ మంటలు ఎగసినప్పుడల్లా జనులకు చలి పుడుతోంది. ఇది నిజమైతే జగత్తు సర్వదా ఉన్నట్లే. జ్వాలాగ్ని మండలే పద్మ వృద్ధిశ్చేత్ జగదస్త్విదం. ఇంకొక చోట అగ్నిజ్వాలలు మధ్యలో ఆ మంటల మధ్యగా ఒక పద్మము వికసించింది. ఆ పద్మము మధుర వాసనలు వెదజల్లుచు ఆ గ్రామమును ఆ చుట్టుప్రక్కల గల గ్రామ ప్రజలను పరమానందంగా ఆహ్లాదపరుస్తోంది. కట్టెల మంటలు ఆ మంటలలో వికసించిన పద్మము ఆ పద్మము నుండి అత్యంత మధురమైన సువాసనలు చాలాచాలా రోజులుగా కొనసాగుచూనే ఉన్నాయి. ఇది నమ్మవచ్చా? జగత్తు ఉండి ఉండటం అట్టిదే. మహత్శైల ఇంద్రనీలం వా సంభవశ్చేత్ ఇదం జగత్. ఒక గొప్ప రత్నశాస్త్ర విశారదుడు ఉన్నాడు. ఆయన ఇంద్ర నీలమణులను బుట్టలు బుట్టలుగా అందరికీ ఇవ్వనారంభించాడు. ఎట్లా ఇవ్వగలిగాడు? ఆయన ఒకరోజు ఒక కుండను కొని ఇంటికి తెచ్చాడు. ఆ కుండలో నీళ్లు పోస్తూ ఉండగా ఆ కుండలోంచి ఒక పెద్ద ఇంద్రనీల మణిపర్వతము బయటబడింది. ఇదిగో అందుచేత ఇంద్రనీలమణులను పంచగలుగుచున్నాడు. అటువంటిదే ఈ జగత్తు ఉన్నదనటం. మేరుహ ఆగత్య పద్మ అక్షేస్థితశ్చేత్. ఒకరోజు ఉదయం సమయంలో మేరు పర్వతమునకు భూమిపై విహరించాలని అనిపించి ఇక బయలుదేరింది. అలా అలా షికారుగా వస్తూ ఉండగా ఆ మేరు పర్వతానికి ఒక తటాకములో ఒక వికసించిన పద్మము కనిపించింది. ఆ పద్మము యొక్క సౌందర్యమునకు ముగ్ధము ఆశ్చర్యమునందము పొంది ఆ మేరుపర్వతము పద్మము యొక్క పుప్పొడి విభాగపు మధ్యలో దూరి ఇక హాయిగా ఉండసాగింది. ఆ విధంగా ఉంది ఈ జగత్తు ఉన్నదనుకోవటం. నిగిరే చేత్ భృంగ సూనుహ. తుమ్మెదలు జంకారము చేయటం మానివేసి కావ్ కావ్ అనటం ప్రారంభించాయి. మేరుహ చలవత్ అసి ఇదం. మేరు పర్వతము గాలిలోకి లేచి అతి ప్రావీణ్యముగల శృంగార నర్తకి వలె నృత్యం చేస్తోంది. మసకేన హతే సింహే ఒక దోమకు బాగా ఆకలి వేసింది. ఎదురుగా భీకరంగా గర్జిస్తూ వస్తున్న ఒక సింహమును చూచింది. ఆకలికి తట్టుకోలేక ఆ సింహమును ఆ దోమ చంపి మృంగివేసింది. అనుకోటర విస్తీర్ణే త్రైలోక్యం చేత్, ఒకచోట ఒక గొట్టములో అణువు అంత విస్తీర్ణము ఉన్నది. అందులో భూలోకము, స్వర్గలోకము, పాతాళ లోకము, లోకజనులు, లోకపాలకులు, త్రిమూర్తులు వారివారి పనులు నిర్విఘ్నంగా నిర్వర్తించుకుంటూ కనిపించారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే నిజమే అయితే ఈ జగత్తు ఉన్నట్లు, అనగా ఈ జగత్తు వాస్తవానికి లేదు. తృణ అనలశ్చ నిత్యశ్చేత్, ఒకచోట ఒక గడ్డిపరక ఉన్నది. ఏ కారణం చేతనో దానికి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు వల్ల వచ్చిన మంటలు 100 సంవత్సరాలుగా ఇంకా కొనసాగుచూనే ఉన్నాయి. ఆ గడ్డిపరక ఇంకా మండుచూనే ఉన్నది. ఇవన్నీ నిజమైతే ఒక్క క్షణకాలమైనా ఈ జగత్తు ఉన్నట్లు క్షణికం తజ్జగత్ భవేత్. నిదాఘ మునీంద్రుడు, స్వామి, ఈ జగత్తు మొదట లేదు, ఆ తరువాత లేదు, ఇప్పుడు లేదు. ఉండజాలదున్ని జగత్ నాస్తి, అస్తి ఆత్మాని వారు సిద్ధాంతీకరిస్తున్నారు. మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉన్నది. ప్రభు మహర్షి నేను మాత్రమే ఇప్పుడు సిద్ధాంతీకరించటము లేదయ్యా. ఆత్మను ఎరిగి ఆత్మత్వము పునికి పుచ్చుకున్న ఆత్మత్వానుభవులకు మహనీయుల అనుభవము ఎట్టిదో వేదోపనిషత్ వాంగ్మయము ఏ విధంగా విశదీకరిస్తున్నదో అట్టి పరమ సత్యమునే మనము చెప్పుకుంటున్నాము సుమా. ఈ జీవుడు సర్వదా సర్వసాక్షియగు బ్రహ్మమే. అట్టి ఈ జీవుడు స్వతహగా సత్యస్వరూపుడు అవటం చేత యద్భావం తద్భవతి. ఈతడు ఏది సత్యమనుకుంటే అదియే ఆతనికి సత్యము. ఈ జగత్తు ఉండటానికి మూలకారణము ఏమిటి? ఈ జగత్తు ఉన్నది అని స్వతహగానే సత్యస్వరూపుడగు ఈ జీవుడు సత్యత్వమును ఆపాదించటము చేతనే. ఈ జీవుడు భావనారహితుడైతేనో జగత్తు అనబడునదే లేదు. లేనిది అని భావన చేయు జీవునికి ఇది లేనిదే అగుచున్నది. అనగా ఈ జీవుడు ఆత్మ అయి ఉండగా ఆతనికి వేరుగా జగత్తు లేదు. లేదు కనుక ఓ నిదాఘ, ఉన్నదనుకుంటే ఉన్నది, లేదనుకుంటే లేదు. అందుచే ఈ జగత్తు, ఇద్దాని బంధ మోక్షములు స్వతహగా ఉన్నట్టివి కావు. జగత్తు సంబంధించిన సర్వానుభవములకు అనుభూతములకు జన్మజరామరణ పునర్జన్మలతో సహా సర్వసంఘటనలకు సత్యత్వము ప్రసాదించేది నీవే. భ్రమగా గుర్తించేది ఆ నీవే. ఇది గమనించుటయే జ్ఞానము. ఇక ఈ జగత్తు సత్యమా అను ప్రశ్నకు మరికొన్ని దృష్టాంతాలు చెప్పుచున్నాను, వినండి. స్వప్న దృష్టం చ యత్వత్ వస్తు జాగ్రతేశ్చ, ఒక బిచ్చగాడు ఉన్నాడు. ఆయన స్వప్నంలో కనిపించిన రాజవీధిలోని తనదైనట్టి 3 అంతస్తుల మేడలో నిద్రించాడు. తెల్లారి నిద్ర లేచిన తరువాత జాగ్రత్తలో కూడా ఆ బిచ్చగానికి తనదైన ఆ భవనం కనిపిస్తే అప్పుడు ఈ జాగ్రత్ జగత్తులో కనబడేదంతా సత్యము నిత్యము అని అనుకోవచ్చు. క్రితం దేహముతో పొందెనదంతా గడిచిపోయిన స్వప్నము వంటిదైతే ఈ దేహముతో ఇంద్రియములకు కనిపించేదంతా రాబోయే దేహము సందర్భములో గడిచిపోయిన స్వప్నము వంటిదే అవబోవుచున్నది కదా. నది వేగో నిశ్చలశ్చేత్కేనాపి, ప్రవహిస్తున్న నది జలము నిశ్చలంగా ఉంటుంది అనునది జరిగేదైతే ఈ జగత్తు అన్నది ఉన్నట్లు. క్షుధితస్య అగ్నేహ భోజేశ్చేత్, ఒకాయనకు బాగా ఆకలి వేసింది. అప్పుడు అగ్నిశిఖలను అన్నపు ముద్దవలి చేసి భుజించాడు. దానితో ఆతనికి ఆకలి తీరింది. ఇది నిజమైతే ఈ జగత్తు ఒక్క నిమిషమైనా కల్పించబడి ఉన్నది అని అనవచ్చేమో. జాత్యంధై రత్న విషయః సుజ్ఞానశ్చేత్ పుట్టు గ్రుడ్డివాడు రత్నముల నాణ్యత నిర్ణయించగలిగితే, సరిగ్గా ఎరుగగలిగితే అప్పుడు ఈ జగత్తు ఎల్లప్పుడూ ఉన్నట్లే అగుచున్నదనవచ్చు. నపుంసక కుమారస్య స్త్రీ సుఖంచేత్ భవేత్. జగత్ ఒక నపుంసకుడున్నాడు, ఆతని కుమారుడు స్త్రీ సుఖం పొందుచున్నాడు అనునది సత్యమైతే జగత్ భవేత్, జగత్తు అనబడేది ఉన్నదనవచ్చు. నిర్మితః సస శృంగేణ రథశ్చేత్ జగదస్తి తత్. ఒకడు కుందేటి కొమ్ములను ప్రోగుచేసి ఇంటికి తీసుకునివచ్చి ఆ కొమ్ములతో ఒక గొప్ప రథమును తయారు చేసి ఇక బాటలలో నడిపిస్తూ ఉన్నాడు అనునది నిజమే అయితే ఈ జగత్తు ఉన్నట్లు. సద్యో జాతాతు యా కన్యా భోగయోగ్యా భవేత్. జగత్ అప్పుడే పుట్టిన కన్య భోగించుటకు యోగ్యురాలు అనే మాట అర్ధసహితమైతే జగత్తు అర్ధసహితమై ఉన్నట్లు. వంధ్య అయిన ఒక స్త్రీకి పుట్టిన కుమారుని వలన, గొడ్రాలి కుమారుని వలన సుఖము లభించగలదు. ఇటువంటి వాక్యములలోని నిజము వలె ఈ జగత్తు యొక్క నిజము. అవి నిజము కానట్లే జగత్తు నిజము కాదు, వాస్తవానికి లేదు, భ్రమచేతనే ఉన్నదనిపిస్తోంది. లేని జగత్తులో సుఖము కొరకై వెంపరలాడటం. కాకోవా హంసవత్ గచ్చేత్. జగత్ భవతు నిశ్చలం. ఘనీభూతమైన కనిపించే ఈ దృశ్య జగత్తు అనుక్షణం మార్పు చెందుచూనే ఉంటుంది. జజనించటం గత్గతించడం, ఇక్కడ నిశ్చలమైనది ఏదీ లేనేలేదు. అట్టి ఈ జగత్తు నిశ్చలంగా ఉన్నది అనునది అర్ధరహిత వాక్యం. కాకి హంసవలె జలములో తేలియాడుతూ విహరించగలదు అనునది ఇట్టిదో ఈ జగత్తు నిశ్చలము అనమాట అట్టిది. మహాఖరోవా సింహేన యుధ్యతే చేత్. ఒక పెద్ద గాడిద సింహముతో యుద్ధము చేస్తూ చాలా చాలాసేపు నిలబెట్టివేసింది అనే వార్తవలే ఈ జగత్తు స్థితి కలిగి ఉన్నదన్నమాట అట్టిది. తెలివిగలవాడెవ్వడుగాడిదకు సింహాన్ని నిరోధించే శక్తి ఉన్నదంటే నమ్మడు. అట్లాగే ఈ చంచల జగత్తు యొక్క ఉనికిని తెలివిగలవాడెవ్వడు నమ్మి ఉండడు. నతేషు రమతే బుధః. సంపూర్ణ చంద్ర సూర్యశ్చేత్ పున్నమి. చంద్రుడు అర్ధరాత్రి అయ్యేసరికి సూర్యుడుగా అయ్యారు అన్నది నిజమా. ఈ జడజగత్తు ఆత్మయొక్క భావనకు వేరే తనకు తానుగా భాసిస్తోంది అనటము అట్టిది. చంద్ర సూర్యులు లేకుండానే సంబంధించకుండా రాహువు తనకు తానే ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు అనేది ఎంతగా నిజం కాదో భావన భావించువాడు లేకుండా జగత్తు ప్రత్యక్షమై ఉన్నది అనునది నిజం కాదు. భ్రష్ట బీజ సముత్పన్నం వృద్ధిశ్చేత్. కుళ్ళిపోయిన విత్తనంలోంచి ఒక మహావృక్షం ఉత్పన్నమైనదటం ఎంతగా నమ్మలేమో ఈ జగత్తు ఉన్నదనటము అంతే. ఒక దరిద్రుడు సర్వసంపదలు కలిగి ఉన్నాడు అంటామా? అట్లా అయితే ఆతడు దరిద్రుడు కాడు కదా. ఈ జగత్తు వలన సుఖము ఉన్నది అనునది అట్టిమాట. సునో వీర్యేణ సింహస్తు జితో యది జగత్తదా. కుక్క భౌ భౌ అంటూ ఉండగా సింహము గజగజ వణుకుతోంది, ఓడిపోయింది అను వాక్యము వలె ఈ జగత్తు నాకు బంధములు కలుగజేస్తోంది, భయపెట్టుచున్నది అననది వాస్తవము కాదు. జగత్తు స్వతహగా బంధనము కలిగించజాలదు. ఒక ఆత్మజ్ఞాని యొక్క జగత్తర్శన విధానము మూఢునికి ఎంతగా వివరించి చెప్పినా అర్థం కాదు కదా. ఒక కుక్క యథాలభంగా సముద్రపు ఒడ్డుకు వెళ్ళి సముద్ర జలమంతా మృగివేయగలదా? ఈ రెండిటవలెనే మనస్సు ఉన్నది. ఆ మనస్సు జగత్తుతో సంబంధం కలిగిస్తోంది అనునది కుదరని మాట. ఒకనొక రోజు శుద్ధమైన నిర్మలమైన శూన్యాకాశములోంచి మనుష్యులు వర్షపు చినుకుల వలె భూమిపై కురిశారు అనే అర్ధరహిత వాక్యం వంటిది ఈ జగత్. ఒకరోజు ఆకాశంలో గల వనములో గొప్ప పుష్పము వికసించింది. ఆ ఆకాశపుష్పము భూమిపై సువాసనలను వెదజల్లసాగింది. ఆకాశంలో ఒక వనం కనబడుతోంది. ఆ వనంలో అనేక మంది జనులు అటూ ఇటూ తిరుగుచున్నారు. ఇక్కడ అద్దము గోడ, జలము, కీటు వంటివేమీ లేకుండానే శూన్యంలో ప్రతిబింబములు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుచున్నాయన్నది ఎంతగా అవాస్తవమో, ఈ జగత్తు ఉన్నది నాకు బంధనములు కలిగిస్తోంది, నేను బద్ధుడనై దిక్కుతోచదు, నాగతి ఇంతే. ఇందులో బంధువులు, నావారు, నీవారు ఇవన్నీ నిజమే. ఈ కనబడేదంతా వాస్తవమే, అననదంతా అంతే అవాస్తవం. మా ఇంట్లో గల మేము పెంచుకుంటున్న మేకపిల్ల పొట్టలో భూమ్యాకాశము నక్షత్రములతో కూడి జగత్తు మాకు కనిపిస్తోంది అనే సమాచారం నమ్ముతామా? అట్లాగే ఆత్మేందు జగత్తు ఉన్నది అననది వట్టి మాటే. బంగారములో ఆభరణమున్నది, మట్టిలో విగ్రహము ఉన్నది, కలలో భవనమున్నది మొదలైన మాటలు ఎట్టివో ఆత్మేందు జగత్తు ఉన్నది అననది అట్టిదే. ఆత్మలో ఆత్మయే ఉన్నది. ఆత్మకుక్షే జగత్ నహి. ఆత్మేందుగాని, ఆత్మవలనగాని, మరొకరవలనగాని ఆత్మకు వేరైన జగత్తులేదు. అనేక భేదముల కల్పనతో, ద్వైతాన్ద్వైత భావనానుభూతులతో కూడిన జగత్ అనునది స్వప్నదృశ్యము వలె ద్రష్ట యొక్క స్వకీయ కల్పన విశేషమేగాని వాస్తవానికి లేదు. జగత్ దృశ్య విశేషమంతా ద్రష్ట యొక్క భావనా కల్పనయే. కనుక దృశ్యము ద్రష్టకు భిన్నము కాదు, అభిన్నమే. ద్రష్ట ఎవరు? ఆత్మ యొక్క భావనయే కాబట్టి ఆత్మకు ద్రష్ట భిన్నము కాదు, అభిన్నమే. కనుక జగత్తు ఆత్మకు అభిన్నము, అద్వితీయము. ఈ జగత్తంతా స్వతహగా లేదు కాబట్టి మాయాకార్యము అని అనబడుచున్నది. మాయాయామా ఏదైతే స్వతహగా లేదో, వాస్తవం కాదో, ఆత్మయే అయుండి కూడా స్వకీయ కల్పనచే ఏదైతే వేరుగా కనిపిస్తోందో, జగత్తు ఉన్నది అనటమంటే నీవు వేరు, నేను వేరు, లోకపాలకులు వేరిష్టదేవము వేరు అను అసంఖ్యాత భేదభావములు దృష్టి కలిగి ఉండటమే. వాస్తవానికి ఇంద్రియములచే ఆకారభేదము, కల్పనచే విషయభేదము పొందుచున్నది మనస్సే. నిదాఘ మునీంద్రుడు, మహాత్మా, మీరు చెప్పు ఆత్మకు ఈ దృశ్యమంతా అభిన్నము, ఆత్మ నగు నాకు అభిన్నము అననది సిద్ధాంతంగా నేను ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే అది తత్వానుభవుల ప్రవచన వాక్యమే కాబట్టి. అయితే ఇక్కడ అనేకము ఉన్నది, ఇదంతా అనేక భేదములతో కూడి ఉన్నది అను బుద్ధిని మేము గెలవలేకపోతున్నామే. మాకు అనేక భేదములు కనిపిస్తున్నాయే. ఎందుచేత కనిపిస్తున్నాయి? రుభు మహర్షి భేదములు కనిపిస్తున్న మాట నిజమే. నాటకములోని ఇద్దరు పాత్రల పరస్పర బంధుత్వము, స్నేహత్వము, శత్రుత్వములాగా జగత్తులో ఆయా పరస్పర సానుకూల్య, ప్రాతికూల్య వ్యవహారాలు, సంబంధాలు ఉన్న మాట నిజమే. నాటకం దృష్ట్యా ఆయా పాత్రల పరస్పర సంబంధమైన భేదములు ఉన్న మాట కూడా నిజమే. అయితే నాటకమంతా కల్పనే కాబట్టి పాత్రల పరస్పర భేదాలు కూడా కల్పనచేతనే ఉన్నాయి. వాస్తవానికి ఉన్నాయా? లేవు. జగత్తు దృష్ట్యా భేదాలు ఉన్నాయి, కాని జగత్తే కల్పన అయినప్పుడు భేదాలు కూడా కల్పన కాక మరింకేమిటి? అందుచేత మాయాకార్యం ఇదం భేదం, అస్థిచేత్ బ్రహ్మభావనం, ఇక్కడి భేదములన్నీ మాయాకార్యము. బ్రహ్మమే అజ్ఞాన చిత్తమునకు వేరువేరుగా అనిపిస్తోంది. ఆత్మభావనచే ఇదంతా అనేకంగా కనిపిస్తూ కూడా ఒకటిగా అనిపించగలదు. అందుచేత దేహభావనను జయించి ఆత్మభావనను ఆశ్రయించండి. దేహోహం ఇతి దోహకంచేత్ బ్రహ్మాహం ఇతి నిశ్చేహ. నేను దేహమును అననదే సర్వదుఖసర్వబంధములకు కారణం. బ్రహ్మమే నేను. ఈ సహజీవులంతా అఖండ బ్రహ్మమే. ఈ జగత్తు అంతా అద్వితీయ బ్రహ్మమే అను నిశ్చయము మాత్రమే సర్వదుహకముల నుండి ఈ జీవుని ఉద్ధరించగలదు. వేరే త్రోవలన్నీ ఈ జీవునికి నేను నిబద్ధుడను అనుబంధభావనను అంతకంతకు వృద్ధి చేస్తూ పొందేవే నా సందేహ. బ్రహ్మభావన ఒక్కటే బంధవిముక్తిని మార్గము. ఒకవేళ ఈ సృష్టి ఎవ్వరిచేతనో సృష్టించబడినదై ఉన్నది, బ్రహ్మగ్రంథి ఇది పరిపోషించబడుచు ఎవ్వరిచేతనో పరిరక్షించబడుతోంది, విష్ణుగ్రంథి ఇది మరెవ్వరిచేతనో లయించబడుతోంది, రుద్రగ్రంథి ఈ విధమైన హృదయ గ్రంథులు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటే అప్పుడు ఏమి చేయాలంటావా? హృదయగ్రంథ్యః అస్తిత్వేత్ ఛేదనే బ్రహ్మచక్రకం. బ్రహ్మభావన అను విష్ణుచక్రముతో ఈ జగత్తుందలి భేదభావనలు అనే హృదయ గ్రంథులను మొదలంట్లా ఛేదించివేయాలయ్యా. అంతేగాని జగద్దృశ్యమును నమ్మి ఉంటూ స్వస్వరూపాత్మ యొక్క ఔన్నత్యమును సందేహిస్తూ మినిమేషాలు లెక్కపెట్టు వ్యసనముతో మానవజన్మను వృధా చేసుకోకూడదు. అట్లా వృధా చేసుకోవాలనుకునేవానికి మేము చెప్పగలిగేదేమున్నది? నేను బ్రహ్మమును, ఈ సర్వము బ్రహ్మమే, నేనే ఈ సర్వము అను నిశ్చయము ఏర్పడక ఒకవేళ అనేక సంశయములు అనుమానములు పీడిస్తూ ఉంటే అట్టి పీడ తొలగాలంటే సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వము బ్రహ్మమే అనుభావమును గురుముఖతః అధ్యాత్మశాస్త్రముఖతః స్వవిచారణముఖతః సునిశ్చితము చేసుకోవాలి. సంశయే సమను ప్రాప్తే బ్రహ్మనిశ్చయం ఆశ్రయేత్. సర్వ సంశయములు తొలగటానికి బ్రహ్మము యొక్క నిశ్చయమును ఆశ్రయించాలి. అనాత్మరూప చోరశ్చేత్ ఆత్మరత్నస్య రక్షణం. నేను వేరు, ఈ జగత్తు వేరు, తదితరులు వేరు అను అనాత్మ అనే దొంగ నుండి ఆత్మభావన అనే రత్నమును ఆత్మగా భావించటము అనే అభ్యాసముచే రక్షించుకోవాలి. నేను సర్వదా స్వయముగా సర్వతత్వము నిత్యానందమయము అగు బ్రహ్మమునే అనుభావనచే ఈ జీవుడు సర్వభేదశృంఖలములను త్రెంచివేసి బ్రహ్మమే తానే ప్రకాశించగల మహత్తర అవకాశము ఈ మానవజన్మ. తత్వం అను మహావాక్యములను అనేక దృష్టాంతములతో విశదీకరిస్తున్న సత్యదర్శుల భాషణములు అట్టి రూపమైనట్టి ఉపనిషత్తులు మొదలైనవి శ్రవణం చేస్తూ మనననిధిధ్యాసలతో బ్రహ్మమాత్రం ఇదం సర్వం అను సత్యమును సిద్ధించుకొనుచుండగా ఈ జీవుని యొక్క సర్వరుగ్మతలు తొలగుతాయి. ఈ జీవుడే శివుడై నిత్యానంద బ్రహ్మమై విరాజిల్లగలడు. ఇదియే తత్వజ్ఞానము, శివతత్వజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము, మోక్షము, సమాధి. ఓ ప్రియ నిదాఘ మునీశ్వర, సర్వభువనములు బ్రహ్మమే అనుభావనతో అవగాహనతో భువనములు అనబడు నామరూపాత్మకమైనదంతా వదిలివేయండి. అహం బ్రహ్మేతి నేను బ్రహ్మమే అయి ఉన్నాను కదా అను నిశ్చయముతో వ్యష్టి సంబంధమైన పరిమితాహంభావములన్నీ పరిత్యజించివేయండి. అట్టి పరిత్యాజ్యము చేత గాఢ నిద్రపోతున్నవాని చేతిలో పుష్పము ఆతనిచే వదలబడు తీరుగా ఈ సర్వజగత్ భేదములు స్వస్వరూప బ్రహ్మమునందు తమకు తామే స్వప్నములోని వస్తుజాలము నామరూపాత్మక భేదము మొదలైనవి మెలుకువరాగానే మటుమాయమగుచున్నట్లు లయమైపోతాయి. స్వప్నంలో ఒకడు చూచిన చిన్న బంతి పెద్ద బంతుల ఆకారభేదము మెళకువరగానే ఏమవుతుంది? ఈ జగత్తులో కనిపించే భేదము అట్టివే అవుతాయి. ఇక్కడ భౌతిక దేహము లేదు, దాని పుట్టుక పెరుగుదల నాశనము లేదు. సంచితాగామి ప్రారబ్ధ ఇత్యాది కర్మలు లేవు, పంచభూతములు లేవు. వాటి వాటి కార్యములైనట్టి నామరూపాత్మక ఇంద్రియ ప్రపంచము లేదు. జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు లేవు. ఆత్మ సత్యం, జగత్ మిథ్య. ఆత్మాత్ ఆకాశం అను వాక్యానుసారము జగత్తు ఆత్మకు సర్వదా అభిన్నము. సర్వము సర్వదా కేవలమగు బ్రహ్మమే అయి ఉన్నది. దృక్త్రస్త దృశ్యములతో సహా ఇదంతా స్వకీయ బాలాలీలా వినోదము వలె కల్పనచే నిజమనిపిస్తూ ఉండవచ్చుగాక. స్వతహగా ఆత్మయే, బ్రహ్మమే, బ్రహ్మాహం భావన చిగురిస్తూ రూపుదిద్దుకొనుచుండగా ఇక లక్షణాత్రయములగు సత్వరజోతమోగుణములు, భూత భవిష్యత్ వర్తమానములు, దృశ్యద్రష్టదృక్లు, పూర్వదేహము ఇప్పటి దేహము రాబోయే దేహములు, స్వర్గమత్య పాతాళములు, దేశకాల పదార్థ ఇత్యాది త్రయములు ఇవన్నీ లేనివి అగుచున్నాయి. ఇక బ్రహ్మ భావనను ఆశ్రయించటంలో తాత్సారము ఎందుకో చెప్పండి. సచ్చిత్ ఆనంద బ్రహ్మమే సర్వమై అప్రమేయమై నిత్యమై ప్రకాశమానమయ్యున్నది. అందుచేత ఓ నిదాఘమహాశయ, సర్వభావములను వదిలివేసి సర్వకార్యక్రమములను ప్రక్కకు పెట్టి సర్వవ్యాపారం ఉత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ. నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మేతి అనుభావనను మాత్రమే భావించువాడవే ఉండుము. జగదృశ్యమునకు ద్రష్టకు కూడా కేవల సాక్షినే సర్వదేహములలో వెలుగు అఖండ జ్యోతిని అను అఖండ భావనను ఆశ్రయించుము. అహం బ్రహ్మాస్మి ఇందులో సందేహమే లేదు. సందేహములే సంసారము, వాటిని వదిలించుకొనుటకే వేదాంత శాస్త్రము, ఆత్మజ్యులతో సత్సంగము. అందుచేత సర్వము నా యొక్క ఎరుక యొక్క విన్యాసమే, అంతా చిదాత్మయే, చిదాత్మక పరబ్రహ్మమే. నేను కేవలము సత్, ఉనికి, చిత్, ఎరుక, ఆనంద, అనుభూతి, లక్షణుడను. తదితరమైనదంతా నా సచ్చితానందముల సంప్రదర్శనము అని తత్వజ్ఞతతో సునిశ్చయుడవై ఉండండి. నిదాఘ మహాశయ, ఇది శాంకరము అను పేరు గల మహాశాస్త్రముగా మహనీయులకు తత్వజుల హృదయస్థమై లోకవిదితమయ్యున్నది. అయితే పవిత్రమైన ఆశయము లేనట్టి ఎవరికి పడితే వారికి ఇది ప్రసాదించవద్దు. నాస్తికుడు కృతజ్ఞతను ఏమర్చిన కృతజ్ఞుడు దుష్టవృత్తులు కలవాడు. దుర్లక్షణములలో తదితరులను బాధించు స్వభావుడు ఇది వినటానికి అర్హుడు కాదు. అట్టి దృష్టవృత్తులు త్యజించు సాధన ప్రయత్నములలో ఉన్నవాడు మాత్రమే ఈ శాంకరి మహావిద్యకు అర్హుడు. విరాగిత్వము, వినమ్రత్వము, గురుభక్తి, మహదాశయము, సహనశీలత్వము, భక్తియోగముల అభ్యాసాయనవాడు వినుటచే మహత్తరమగు ప్రయోజనము పొందగలడు. విశుద్ధాంతః కరణునికి, విశ్వప్రేమశీలునికి, మహత్ గుణములు కలవానికి తప్పక బోధించాలి. అయితే 3 నెలలో 6 నెలలో సంవత్సరము పరీక్షించి సాధన సంపత్తిని అనుసరించి బోధించాలి. కించిత్ సర్వ ఉపనిషత్తులు చెప్పు పరమసత్యమే ఇక్కడ చెప్పబడింది. కనుక ఉపనిషత్తులలోని ప్రాణాయామములాధారాది చక్రోపాసనలు, బాహ్యాభ్యంతర కుంభకము, అష్టాంగయోగములు మొదలైన అభ్యాసాలన్నీ క్రమంగా అధిగమిస్తూ ఈ తేజోబిందుపనిషత్ చెప్పు శాంకరి విద్యను అభ్యసించటము, పారాయణము సులభముగా లక్ష్యమును సిద్ధించుకోవటమే అగుచున్నది. అభ్యాసమాత్రం చేతనే ఈ జీవుడు బ్రహ్మమై వెలుగొందుచున్నాడు. ఇతి తేజోబిందు ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.